శుక్లయజుర్వేదాంతర్గత బృహదారణ్యకోపనిషత్ అధ్యయన పుష్పము. బృహదారణ్యకోపనిషత్ షష్ఠమాధ్యాయము 6-4 చతుర్థ బ్రాహ్మణము శారీరక బ్రాహ్మణము. యాజ్ఞవల్క్యుడు, ఓ జనక మహారాజా, ఇంకా వినండి. ఈ భౌతిక దేహము వార్ధక్యము వల్లనో వ్యాధుల వల్లనో శిథిలమైనప్పుడు, అనగా మరణకాలమునందు, జీవాత్మ ఈ దేహమునకు సంబంధించినంతవరకు సమ్మోహము దృఢముగా పొందినదగుచున్నది. దేహముతో ఇప్పటిదాకా కొనసాగిన సంబంధములు సన్నగిల్లసాగుచున్నాయి. లింగ శరీరము ఆ సమయములో ప్రాణరూపముగు ఇంద్రియములు ఆత్మకు అభిముఖముగా కదలనారంభిస్తున్నాయి. క్రమంగా అప్పుడు లింగశరీరము బుద్ధి సంస్కారములు తన ఉపాధిగా గల ఆత్మకు ఆయా అంగముల నుండి పూర్తిగా విముక్తి కలుగుచున్నది. ఆత్మస్వరూపుడగు జీవుడు తన తేజస్సు యొక్క వివిధ అంశలు అయినట్టి ఇంద్రియములను తనకు అభిముఖముగా తన వద్దకు స్వీకరించినవాడై హృదయమునందు సూక్ష్మముగు విజ్ఞానరూపముగా ప్రకటనమగుచున్నాడు. ఇంద్రియములు సూక్ష్మమగుటచే చూపు వినికిడి స్పర్శాఘ్రాణము రుచి శక్తులు తేజో అంశములే జీవుని ప్రాంతత్వమును ఆశ్రయించగా జీవాత్మ తేజస్సు నందు విలీనమగుచున్నాయి. చూపు లింగాత్మ లేక జీవాత్మతో ఏకీభూతము అయినప్పుడు ఆతని సమీపమున గల బంధువులు మన బంధువుకు చూపు పడిపోయిందిరా అని చెప్పుకుంటున్నారు. మన ఈ ప్రియమైన బంధువు ఇక చూడలేడు, వినలేడు, అఘ్రాణించలేడు, స్పృశించలేడు, తెలుసుకొనలేడు, మరణించాడు కదా, ఆలోచించలేడు కూడా అని బంధువులు దుహకిస్తూ ఉంటారు. అయితే మరణించినప్పుడు ఆ జీవాత్మ యొక్క చూచుశక్తి, ఆఘ్రాణించుశక్తి, రుచి చూచుశక్తి, పలికే శక్తి, వినే శక్తి, ఆలోచించే శక్తి, స్పృశించే శక్తి, వివేచనాశక్తి నశించాయా? లేదు, నశించలేదు. గాఢనిద్రలో ఉన్నవాని వలనే అవన్నీ ప్రాణమునందు, ప్రాణము విజ్ఞానాత్మయందు, విజ్ఞానాత్మ ఆత్మ యొక్క కేవలీ స్వరూపమునందు యథారూపముగా ప్రవేశిస్తున్నాయి. సర్వేంద్రియములు ప్రాంతత్వమును చేరి పరము బియోన్నిస్ ను పొందుచున్నాయి, అనగా ఇహము హియర్ ఆండ్ నౌ ను త్యజిస్తున్నాయి. అట్టిపర సూక్ష్మ స్వరూపముతో ప్రాణరూపముతో విజ్ఞామయత్మయందు ఏకమగుచున్నాయి. అట్టి ఇంద్రియ ఇహతత్వములు ఏకముగా అయినట్టి ప్రాణతత్వము తన యందు లయించుకున్నట్టి విజ్ఞానమయత్మ సేఫ్ ఫోర్మ్ ఆఫ్ కాన్షియస్నెస్ తో కూడుకున్న స్థితిలో హృదయరంధ్రము యొక్క జీవన నిర్గమస్థానము ద అవుట్ గోయింగ్ పాత్ ఆఫ్ లైఫ్ ఫ్యాక్టర్ నాడీ ద్వారము ద్వారా ఆత్మతేజముతో ఉత్తేజితము ప్రకాశమానము అగుచున్నది. అప్పుడు కేవల బుద్ధిస్వరూపమగు లింగ శరీరమును తన యొక్క ఉపాధిగా కలిగియున్న విజ్ఞానమయత్మ లేక జీవుడు భౌతిక దేహము యొక్క కళ్ల ద్వారాగాని, శిరస్సు బ్రహ్మరంధ్రము ద్వారాగాని, ముక్కు చెవులునోరు మొదలైన తదితర ప్రదేశముల ద్వారాగాని దేహమును త్యజించి బహిర్గతుడు వెకిటిన్ ద బోడీ అండ్ గోయింగ్ అవుట్ అగుచున్నాడు. ఎప్పుడైతే ఈ జీవుడు భౌతిక దేహము నుండి బహిర్గతుడు అగుచున్నాడో ఆతని ఏరుక లేక విజ్ఞానమయాత్మత్వము వెంట దేహములోని అణువణువు అంతవరకు పెత్తనము చెలాయిస్తూ కాపాడుచున్న ప్రాణము కూడా ఆ జీవుని దేహమును ప్రాణశక్తితో ఇప్పటివరకు జీవింపచేసినట్టి విజ్ఞానమయాత్మ వెంట అనుసరించుచున్నది. ప్రాణముల వెంట ఈ విధంగా వాగింద్రియము, స్పర్శేంద్రియము, ఘ్రాణేంద్రియము, రసేంద్రియము, శ్రోత్రేంద్రియము ఇవన్నీ వాటివాటి ఇంద్రియ స్థానములను వీడి ప్రాణమునందు ప్రవేశించుచున్నాయి. ఆ ఇంద్రియములకు ప్రదర్శన అపకరణములగు కళ్ళు, చెవులు, నోరు మొదలైన ఇంద్రియ ద్వారములు నిస్సారంగా మూగబోవుచున్నాయి. ప్రాణము బహిర్గతమగుచు మరొక దేహగుహమును ఆశ్రయిస్తోంది. మరొక దేహము ఇక జీవాత్మ యొక్క విజ్ఞానమయ స్వరూపము ఈ దేహమునందు బహిర్గతమైన తరువాత కర్మలకు అధీనమై విశేషమైన జ్ఞానము కలిగినదే మరొక భౌతిక దేహమును ఆశ్రయించి తన ప్రాణత్వమును ప్రదర్శనము చేయ సిద్ధపడుచున్నది. ప్రాణమునకు చెందిన శబ్దస్పర్శ రూప అరసగంధ సూక్ష్మతత్వములు బయలుదేరి వాటివాటి ఉపకరణ స్థానములు అయినట్టి చెవులు, నోరు, నాలుక కళ్ళు మొదలైన చోట్ల ప్రజ్ఞ, అనుభవముల ప్రదర్శనము సిద్ధింప ప్రారంభిస్తున్నాయి. ఈ పురుషుడు ఒక దేహమును వదలి మరొక దేహమును ప్రాణశక్తి సమన్వితుడై ప్రాణముల నుండి ఇంద్రియశక్తి ప్రదర్శనాశీలుడై ఆశ్రయించటము ఎటువంటిదంటే, ఒక జలగా లేక గడ్డి పురుగు ఒక గడ్డిపోచను వదలుచూ శరీరమును ముందుకు కదల్చి క్రమంగా మరొక గడ్డిపోచను ఆశ్రయించి మొదటి గడ్డిపోచను పూర్తిగా వదలటము వంటిది. ఆత్మకు శరీరము ఆగంతుకముగాని సహజము కాదు. ఒకడు ఒక చొక్కా ధరిస్తే ఇప్పుడు ఆ చొక్కా యొక్క రంగురూపురేఖలకు ఆ వ్యక్తి యొక్క గుణములు ఇత్యాది విశేషాలకు ఏమి సంబంధము? ఏమీ ఉండదు. జీవుని వాసనలే దేహదేహాంతరములకు కారణము. వన్స్ ఓన్ టెండెన్సీ ఈజ్ ద రీజన్ ఫోర్ ద సీక్వెన్సెస్ ఆఫ్ బోడీ ఆఫ్టర్ బోడీ. ఒక దేహమును ఉపసంహరించుకొని మరొక దేహమును ఆశ్రయించటము నీకు శిథిల వస్త్రమును త్యజించి నూతన వస్త్రమును ధరించటము వంటిది మాత్రమే. వాసాంసి జీర్ణాని యథా విహాయ, గీతాచార్యులవారు. అంతేకాదు, ఇప్పుడు చెప్పుకున్న గడ్డిపురుగు దృష్టాంతములో ఒక గడ్డి పరక నుండి తన శరీరమును ముడుచుకొని మెడను ముందుకు చాచి మరొక గడ్డిపరకను ఆశ్రయించి ఇదివరకటి గడ్డిపరకను వదలిన రీతిగా ఈ జీవుడు సూక్ష్మ ఇంద్రియ శక్తులు అంతర్గతమయ్యున్న ప్రాణశక్తిని కర్మల సందర్భానుసారంగా కాని స్వతహగా చూస్తే లీలగా ఒక దేహగృహము నుండి మరొక దేహగృహమునకు చేర్చుచున్నాడు. అయితే మరణించుచున్న జీవుడు స్వతహగా మరణరహితమగు అమూతరూపమగు ఆత్మస్వరూపుడే అయి ఉన్నాడు కూడా. అట్టి ఆత్మస్వరూపుడు ఒకనకప్పుడు తన యొక్క స్వభావము ప్రకృతి ను ప్రదర్శించి వినోదించునెంచుచున్నాడు. అట్టి స్వభావము లేక ప్రకృతి ప్రదర్శనకు తన యొక్క ప్రజ్ఞ ఎరుక శక్తిని ఉపకరణములుగా చేసుకొనుచున్నాడు. అట్టి ఉభయము ఆత్మకు అనన్యము, వేరు కాదు. ఎందుకంటే ఆత్మ సర్వదా అమృతము అనన్యము, తనకు వేరైనదేదీ ఎక్కడా లేనట్టిది కదా. శక్తి ప్రాణశక్తి, ఈ ప్రాణశక్తియందు సర్వేంద్రియతత్వములు సూక్ష్మరూపము వహించి ఉన్నాయి. లేక ఏకమగు ప్రాణశక్తియే ఇంద్రియతత్వముల రూపమున వాటివాటి విషయముల రూపమున కూడా ప్రదర్శితమగుచున్నది. సటల్ ఫోర్మ్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్. దృశ్యము కూడా ప్రాణశక్తి యొక్క ఒకనొక చమత్కారము అద్భుతము అయినట్టి ప్రదర్శనమే. ప్రజ్ఞ విజ్ఞానమయాత్మ, ఎరుక అను మూలపదార్థముతో నిర్మితమైన ప్రజ్ఞాత్మ స్వరూపుడు. జీవాత్మ పురుషుడు, వన్ హూ ఈజ్ ఎక్స్పీరియన్సింగ్ అనన్యమగు ఆత్మ తన యొక్క శక్తి ప్రజ్ఞల ద్వారా అన్యత్వమును లీలగా వినోదముగా కల్పించుకోవటమే సృష్టి యొక్క ఆరంభము. అవిద్య అట్టి లీలావినోదమును ఆశ్రయించుచూ ఉండగా ఎప్పుడో తన అనన్యత్వమును ఏమరచి తనను తాను స్వకీయ ప్రాణశక్తి యొక్క ప్రదర్శనములగు ఇంద్రియశక్తుల ఇంద్రియశక్తి ప్రవాహద్వారముల ఇంద్రియ దృశ్యముల మధ్య చిక్కి నేను బద్ధుడను అని భావించుటయే వాసనలు. వాసనలతో ఒక శరీరమును ఆశ్రయించి ఈ దేహమే నేను, ఇంతకుమించి ఏమీ కాను అని తలచటము ఆ దేహము శిథిలమైనప్పుడు వాసనానుసారంగా మరొక దేహమును ఆశ్రయించి పాతదంతా ఏమరచి ఇక ఈ నూతన దేహమే నేను, ఇంతకుమించి మరేమీ కాను, నా సుఖదుహకాలన్నీ ఈ దేహస్థితిగతులే నిర్ణయిస్తున్నాయి అని తలచి బంధత్వము అనుభవించటము, ఎప్పటికప్పుడు జాగ్రత్ స్వప్న సుషుప్తులలో ప్రవేశిస్తూ ఎప్పటికప్పుడు నేను ఇంతవరకే అని బంధమును అనుభవించటము, ఇదియే అవిద్య, ఇదియే సంసారము, ఇవియే వాసనలు. ఆత్మా ఇదం శరీరం నిహత్య అవిద్యాం గమయిత్వా అన్యం ఆక్రమం ఆక్రమ్య ఆత్మానం ఉపసంహరతి. 6.4.3. అమృత స్వరూపుడగు ఆత్మ ప్రాణశక్తిచే భౌతికదేహమును ప్రకాశింపజేసి తన ప్రాణశక్తి యొక్క అంశలగు ఇంద్రియములను ఇంద్రి విషయములను ఆస్వాదించటము ప్రారంభిస్తున్నది. ఇదియే జీవాత్మ యొక్క జననము. అట్టి దేహముతో జాగ్రత్ స్వప్న సుషుప్తులను పొందుచు అనన్యమగు ఆత్మ ఇదంతా నాకు అన్యము అనుభావన పొందుచున్నది. జాగ్రత్ స్వప్న సందర్భములలో అప్పటికప్పుడు అదియే సత్యమని భావన కలిగి ఉంటోంది. ఇదియే అవిద్య లేక మాయ లేక అనన్యత్వము నుండి బయల్వెడలిన అన్యత్వము. ఒక శరీరము శిథిలమైనప్పుడు ప్రజ్ఞాస్వరూపాత్మ జీవాత్మ ఆ శరీరములో తాను ప్రవేశింపజేసిన ఇంద్రియశక్తులను అనుభూతులను ఉపసంహరించి ఆ జడదేహమును శిథిల వస్త్రము వలె త్యజించుచున్నది. ఇదియే మరణము. మరల తన ప్రజ్ఞ ప్రాణములను మరొక దేహములో ప్రవేశింపజేసి అక్కడి ఇంద్రియద్వారములతో నేను ఇంతే అని పొందుచూ జాగ్రత్ స్వప్న సుషుప్తులను కొనసాగించుచున్నది. ఇదియే పునర్జన్మ. తన ఆత్మత్వము అమృతము అప్రమేయము అని గమనించినప్పుడు దేహముల రాకపోకలచే నాకు బంధము అనునది ఎప్పుడూ ఏర్పడటమే లేదు. ఏర్పడజాలదు. నేను సర్వదా సదాశివుడనే. అమృతము సర్వము అప్రమేయము అనన్యము అగు ఆత్మను ఇదంతా నేనే అని గమనించుచూ ఇదంతా దర్శించుచున్నావు. ఇదియే మోక్షము. ఈ విధంగా జీవాత్మదేహముల రాకపోకలు స్వభావముగా అనన్యముగు ఆత్మ యొక్క వినోదరూప ప్రకృతి లేక భావన యొక్క కల్పనగా జరుగుచున్నది. ఆత్మ తన యొక్క అనన్యత్వమును ఏమరచుటచేత అధీనత్వము మాత్రమే గుర్తుంచుకోవటం చేత అస్వాతంత్ర్యమును మనస్సుచే పొందుతోంది. ఓ జనక మహాత్మ, ఆత్మ ఒక శరీరమును వదలి మరొక దేహమును స్వీకరించుకోవటము గురించి మరికొన్ని దృష్టాంతపూర్వకమైన వివరణలు చెప్పుకుందాము. స్వర్ణకారుడు పాత ఆభరణముల నుండి బంగారమును కరిగించి క్రొత్త ఆభరణములు పునర్నిర్మించటము. ఒక స్వర్ణకారుడు గోల్డ్ స్మిత్ సువర్ణము గోల్డ్ మెటల్ ను తీసుకుని నూతనమైన శోభతో కూడిన అందమైన ఆభరణములను ఓర్నమెంట్స్ నిర్మిస్తూ ఉంటాడు కదా. తత్ యథా పేసస్ కారి పేససో మాత్రం ఉపాదాయాన్యన్ ఆ నా వతరం కళ్యాణ తరగ్ రూపం తనుత 6.4.4. అదేవిధంగా ఆత్మకుడా జీవాత్మద్ ప్రజ్ఞాత్మకుడా పాతబడిన బంగారము వలె శిథిలమైన శరీరమును విడిచి క్రింద పడవైచి నిశ్చేష్టితము చేసివేసి ప్రాణశక్తిని ఉపసంహరించి అప్పుడు మరొక సుందరదేహమును నిర్మించుకొనుచున్నది. అటువంటి దేహము మానవ దేహమో పితృదేవతల దేహమో గంధర్వదేవతార ప్రజాపతి దేహమో తదితర జీవజాతి దేహమో నిర్మించుకొనుచున్నది. ఇదంతా జీవుడు జన్మిస్తున్నాడు, ఎదుగుతున్నాడు, మరణిస్తున్నాడు అను రూపంగా దేహదృష్టిచే అజ్ఞాన అవిజ్ఞాన దృష్టిచే మనస్సు దర్శిస్తోంది. మనస్సే బంధ మోక్షములను కల్పించుకుంటోంది. ఇంతే. మనయవ మనుష్యానాం కారణం బంధ మోక్షయో. ఓ జనక మహారాజా, సర్వే సర్వత్రా ప్రసిద్ధమై ప్రకాశించు కార్య కారణ విజ్ఞాన స్వరూపమగు ఆత్మయే. 1. పరబ్రహ్మము. 2. సృష్టికర్త అగు బ్రహ్మ. 3. ఆయన సృష్టి సంకల్పము కూడా అయి భాసిస్తోంది. ఆత్మయే ఆలోచనలు చేస్తూ మనోరూపము దాల్చుచున్నది. శక్తిస్వరూపమై ప్రాణశక్తి రూపము దాల్చుచున్నది. నేత్రరూపమై చూచుచున్నది. వినికిడి రూపము దాల్చి వినుచున్నది. ఆత్మభగవానుడే భూస్వరూపుడు, జలస్వరూపుడు, తేజో అగ్ని రూపుడు, వాయుస్వరూపుడు, ఆకాశస్వరూపుడు కూడా, తేజోరూపుడు, తేజోరహితుడు కూడా. సర్వకోరికలు కలిగి ఉండటము ఆత్మ చేస్తున్నదే. అట్లాగే కోరికలు లేకుండటము ఆయన చమత్కారమే. కామరూపుడు, అకామరూపుడు కూడా. క్రోధరూపుడు ఆత్మభగవానుడే. క్రోధరహితుడు, పరమశాంతుడు కూడా ఆయనే. ధర్మస్వరూపుడు ఆయనే. అధర్మస్వరూపుడు కూడా ఆత్మదేవుడే. వ్యష్టిస్వరూపుడు, సమష్టిస్వరూపుడు, సర్వస్వరూపుడు కూడా ఆత్మయే. ఇంకా ఆత్మజ్యోతి స్వరూపుడు. ప్రత్యక్షముగా కనబడేది, వినబడేది, మాట్లాడబడేది, వాసన చూడబడేది, స్పర్శించబడేది, కళ్ళు చెవులు నోరుముక్కు చర్మము కూడా అయి ఉన్నారు. అంతేకాక అప్రత్యక్షమగు అంతరంగ చమష్టయము కూడా ఆత్మయే. ఆత్మయే జీవుడు, ఈశ్వరుడు, ఆ అభయములకు సాక్షి, కారకుడు, ప్రేరకుడు అగు పరమాత్మ కూడా. అట్టి పరమాత్మయే నీవు. కామపురుషుడు, కొందరు ఈ జీవుడు కామపురుషుడు అని కూడా అభివర్ణిస్తున్నారు. ఎందుకంటే ఇతడు ఏది సత్యమో అని భావిస్తే అది ఈతని పట్ల సత్యమో అగుచున్నది. యత్ భావం తత్ భవతి. బంధము ఉన్నది అనుకుంటే బంధము ఉన్నదే అగుచున్నది, బంధము లేదు అని అనుకుంటే లేనిదే అగుచున్నది. కామరూపుడైనట్టి ఈ పురుషుడు జీవుడు ఏది కోరుకొని కర్మ చేయుచున్నాడో ఆ కర్మ ఫలము అట్లే అగుచున్నది. ఏ ఆసక్తితో కర్మ చేస్తున్నాడో కర్మఫలము ఆ తీరుగానే సిద్ధిస్తోంది, ఆ విధంగానే ఈతనిచే పొందబడుతోంది. అందుకే ఈ జీవుడు కామపురుషుడు అని కూడా చెప్పుకోబడుచున్నది. ఈ పురుషుని మనస్సు దేనియందు లగ్నమగుచూ ఉంటే, ఆసక్తి కలుగుతూ ఉంటే అదే కర్మలింగము బుద్ధిరూపము గాకూడా అగుచున్నది. ఈ జీవుడు ఏదో లోకములో ప్రవేశించి కర్మలను నిర్వర్తించి ఆయా కర్మఫలములను అనుభవించే నిమిత్తమై ఈ లోకమునకు వస్తున్నాడు. ఇక్కడి దేహముతో ఏవేవో కర్మలు నిర్వర్తించి ఈ దేహమును త్యజించిన తరువాత ఆ కర్మఫలములు అనుభవించటానికి మరొక లోకములో మరొక దేహమును ఆశ్రయిస్తూ ఉన్నాడు. ఈ విధంగా ఆయా లోకములలో వందలవేల ఉపాధులలో ప్రవేశము నిష్క్రమణము నిర్వర్తిస్తూ ఉన్నది కూడా ఆత్మయే. ఒకడు తాను కల్పించుకున్న స్వప్నంలో ప్రవేశించి అందులో ఒక స్వప్న అంతర్గత జీవుడే తదితర స్వప్న అంతర్గత జీవులను చూస్తూ ఇదిగో వీరు నావారు, వారో మనవాళ్లు కాదు, వీళ్ళు శత్రువులు, వాళ్లు మిత్రులు, ఇక వాళ్లంటారా మధ్యరకం, వారువారు మనకు కొంచెం పరిచయస్తులు మాత్రమే, ఈతడు ఈమె అందమైనవారు, వాళ్ళ అబ్బే ఏమీ అందల్లే మొదలైన అనేక భేదదృష్టులను కల్పించుకుంటూ ఇదంతా నా స్వప్నమే అనే జ్ఞానము లేకుండా అనుభవిస్తున్నాడు. అట్లాగే జాగ్రత్తలో అద్వితీయుడే కూడా తనకు అభిన్నమైన ద్వితీయమైనదంతా పొందుచు జీవాత్మగా ద్వితీయమును పరమాత్మగా అద్వితీయమును ఒకేసారిగా కలిగినదే ఉంటోంది. అట్టి ఆత్మవే నీవు. సకామి కామకామి ఓ జనక మహారాజా, కర్మఫలముల పట్ల స్వయంకృతంగా గుగాఢంగా ఏర్పరచుకుంటున్న ఆసక్తియే సంసారము. ఏ జీవుడైతే కర్మఫలములను నేను పొందాలి కదా అని కోరుకొనుచున్నాడో అతడు కర్మరూప సంసారమంతా ఒక పరంపర వలె పొందుచునే ఉంటున్నాడు. సంసారి అని పిలువబడు అట్టి పురుషుడు ఈ లోకములోనే కొన్ని కర్మఫలములను సిద్ధం చేసుకొని అనుభవించి మరల మరికొన్ని కర్మఫలములను మూటకట్టుకుని మరొక లోకమునకు పోయి అక్కడ మరల సంస్కారముల పెట్టె తెరచి మరికొన్ని కర్మఫలములను అనుభవించటము ఇంకొన్ని కర్మలను ఫలముల కొరకై నిర్వర్తించటము చేస్తూ పోతున్నాడు. ఈ విధంగా కర్మఫలముల పట్ల ఆసక్తి కలవాడు జనన మరణ రూప సంసారమును అవిరామంగా రేస్ట్లెస్లీ పొందుచున్నాడు. అకామి అకామకామి ఎవ్వడు ఆత్మతత్వమును ఎరుగుచూ కర్మఫలముల పట్ల ఆసక్తిని నివృత్తి నోనావకెటివ్ చేసుకునుచున్నాడో అట్టివాడు యో అకామో నిష్కామ ఆప్తకామ ఆత్మకామః న తస్య ప్రాణాఉత్క్రామంతి బ్రహ్మేవసన్ బ్రహ్మాప్యేతి. 6.4.6 అకామో కర్మఫలములను కోరుకోవటము లేదు. ఆత్మభావన సిద్ధించటము యొక్క సమక్షములో కర్మఫలములు మహాపర్వతమును సొంతం చేసుకుని వానికి గులకరాళ్ల ముక్కల వలె స్వల్ప విషయములగుచున్నాయి. నిష్కామ కర్మలు నిర్వర్తిస్తూ కూడా కర్మఫలములను అధిగమించిన దృష్టి కలవాడే నిష్కాముడై కోరవలసినదేది దృశ్యములో లేనివాడై ఉంటున్నాడు. ఆప్తకామ సమస్త కామములు తీరినట్టి ఆత్మతృప్తి అలవరుచుకుంటున్నాడు. పొందవలసినది పొందినవాడగుచున్నాడు. ఆత్మకామః సర్వత్రా ఆత్మదర్శనమే ఆతని ఏకైకాశయము. అట్టివాని ప్రాణశక్తి ఆతనిని విడువదు. ఆతడి ఇంద్రియములు ఇంద్రియార్థములు జీవాత్మత్వము ఈశ్వరత్వము ఇవన్నీ కూడా ఇప్పుడే ఇక్కడే ఆయా దృశ్య విషయములన్నిటితో సహా బ్రహ్మత్వమును సంతరించుకుంటున్నాయి. దీనికి వేదమంత్రము వేదగానము ఇట్లా ఉన్నది. స్లో యదా సర్వే ప్రముచ్యంతే కామా యే అస్య హృది శ్రితాః అథమర్త్యో అమృతో భవతి అత్ర బ్రహ్మ సమస్నుతి ఇతి. 6.4.7 ఎప్పటికైతే బ్రహ్మవేత్త ఆత్మకాముడు సర్వకోరికలు తీరము చేరినవాడు అవుతాడో ఆత్మస్వరూపుడనైన నేను మనోకల్పన మాత్రమగు దృశ్య జగత్తులో కోరుకోవలసినది పొందవలసినది ఏదీ లేదు. అంతా ఆత్మయే అయి ఉండగా నేను యథాతథముగా ఆత్మస్వరూపుడనే ఉన్నాను. ఇక వదలవలసినది మాత్రం ఎక్కడైనా ఏముంటుంది అని బుద్ధి నిశ్చలపూర్వకంగా గ్రహిస్తాడో ఎవ్వని హృదయములో కించిత్కూడా కామము డిజైర్ అండ్ ఎక్స్పెక్టేషన్స్ ఫ్రోమ్ ద ఔటర్ వరల్డ్ అనే చీకటికి ఆత్మజ్ఞాన తేజస్సు కారణంగా చోటు లభించదో అట్టివాడు ఇక్కడే ఇప్పుడే మూతమును అధిగమించి అమృత స్వరూపుడు అగుచున్నాడు. నేను బ్రహ్మమునే అను బ్రాహ్మీభావమునందు నిశ్చలుడు అగుచున్నాడు. మూతము దేహాలతో పుడుతున్నాను చస్తున్నాను నేను ఏదో పోగొట్టుకుని మరణము కారణంగా ఎటో వెళ్ళుచున్నాను అనే భ్రమ. అమృతము ఆత్మస్వరూపుడనగు నేను నా ప్రాణశక్తి యొక్క వివిధ ప్రదర్శనములగు జ్ఞానేంద్రియ కర్మేంద్రియములను దేహగృహములో ప్రవేశింపజేస్తూ లీలగా దేహములలో అపకరణముల వలె ఉపయోగిస్తూ మరింకెప్పుడో ఆ దేహము నుండి ఉపసంహరించుకొని ఆత్మతో ఏకము చేస్తూ ఉంటాను. అంతేగాని దేహాలతో పుట్టను దేహాలతో చావను. ఆత్మచక్రవర్తినగు నా రాకతో నా పాలనలోని ఇంద్రియ గ్రామము వెళ్లినప్పుడు అక్కడి గ్రామ ప్రజల గౌరవ మర్యాదల వంటిదే నా పట్ల ఈ దృశ్య చుమత్కారమంతా. ఇక్కడి ఆహారత్ పానీయ సంబంధ అనుబంధ విహారాదులు అట్టివే అను అవగాహన. మరణము త్రాచుపాము కుబుసము త్రాచుపాముచే విడువబడినప్పుడు ఆ కుబుసము నేలపై నిస్సారముగా పడి ఉంటుంది కదా. అట్లాగే ప్రాణశక్తి బహిర్గతమైనప్పుడు ఈ భౌతిక దేహము నిస్సారమై నెలకొలుచున్నది. ఇక ఆపై జీవాత్మ ప్రాపంచక ధ్యాసలు కర్మలు భావములు నమ్ముచూ ఉండుకారణముగా తన యొక్క భావావేశములచే నడుపబడుచూ ప్రాణశక్తిని వాహనముగా గైకొని మరొక ఇంద్రియ గ్రామమునకు నూతన శరీరములోనికి బయల్వెడలుచున్నాడు. శరీరమును వదలటమే మరణము. మరొక శరీరము స్వీకరించటమే జననము లేక పునర్జన్మ. జీవన్ముక్తుడు ఎవరైతే ప్రాపంచమైన దృశ్యలోక సంబంధమైన సర్వకామములు హృదయమునందు పారత్రోలివైచి ఉంటాడో అట్టివాడు ఇప్పుడే ఇక్కడే దేహము ఉన్నా లేకున్నా కూడా మరణమునకు విషయమే కానట్టి అమృతరూపమగు పరమాత్మ తేజస్సే అయి సర్వముగా సర్వసాక్షిగా సర్వాంతర్యామిగా వెలుగొందుచున్నాడు. జనక మహారాజు మహామహనీయ గురువర్య యాజ్ఞవల్క్య మీ మహత్తరమగు ఆత్మతత్వ బోధకు తృప్తుడనగుచున్నాను. గురుదక్షిణగా 1000 గోవులను సమర్పిస్తున్నాను. దయచేసి స్వీకరించండి. మీ ప్రసాదము వలన నేను అనుభవైక వేద్యమగు ఆత్మత్వమును పొందుచున్నవాడనగుచున్నాను. అందుచేత మీరు దక్షిణ స్వీకరించవచ్చునని నా విన్నపము. యాజ్ఞవల్క్యుడు అట్టి సూక్ష్మమైన పరమాత్మ అయినట్టి జీవాత్మ ప్రాణ ప్రాణాంశలగు ఇంద్రియ విషములను స్వీయ కల్పనగాను స్వకీయ ఆత్మస్వరూపముగాను దర్శించటము అనబడే సూక్ష్మము సనాతనము జన్మకర్మలకు మును ముండే ఉన్నట్టి సత్ ఆత్మగా దర్శించు విశేషము కలిగినట్టిది విస్తారము బ్రహ్మాండములను జన్మ జన్మాంతరములను ఆక్రమించినట్టిది అగు ఆత్మధర్మము నన్ను పొంది ఉన్నది. నాకు నేనే పొందుచున్నాను. శాస్త్రగురువాక్యముల ప్రభావముచేత నేను ఆత్మభావనచే స్పృశించబడినాను. నాచే ఫలపర్యంతము పొందబడుచున్నది అనగా ఆత్మతత్వము ఎవ్వరికి వారే అప్రమేయమగు బుద్ధితో ఆత్మను దర్శించి ఆత్మతో మమేకమై సిద్ధించుకోవలసినదే. వివేకబుద్ధిచే అననిత్యానుభవంగా తీర్చిదిద్దుకోవాలి. జగత్ను దాటివేసిన దృష్టిచే ఆత్మీయవాహం భావన ఎవరికి వారే పండించుకోవాలి అని ఉద్దేశ్యము. అందుకుగాను గురు శాస్త్ర అభ్యాసములు సహకారి కారణములు. నాచే ఆత్మజ్ఞానము పొందబడి నాచే సాక్షాత్కరించుకోబడినది. ఆ విశేషాలే మీకు శాస్త్రమర్యాదానుసారం వివరించి చెప్పాను. బ్రహ్మవిద్యకు ఫలము నేను ఆత్మనే ఆత్మగా ఉండటము అనియే కదా. అది అనుభవైక వేద్యము. అంతేగాని నేను మీకు ప్రసాదించినది కాదు. ఎవ్వరూ మరొకరికి ఇవ్వగలిగినది కాదు. గురువులు దారిచూపుతారు. నడవవలసినది మనమే. ఈ మార్గములో ప్రజ్ఞావంతులగు బ్రహ్మవేత్తలు జీవించి ఉండగానే ముక్తులే ప్రకాశించుచున్నారు. దేహమున్నప్పుడే స్వయమాత్మ స్వరూపులే వెలుగొందుచున్నారు. అట్టి జ్ఞానయోగ మార్గము ద్వారా మోక్షమును జేరు విషయమై కొందరు యోగులు, పండితులు తెల్లటి శుక్లనాడీ మార్గము మోక్షమార్గమయ్యున్నది అని యోగాభ్యాసమును నిర్వర్తిస్తూ ఉన్నారు. మరికొందరు అది నీలమురంగులో ఉండే నాడీ మార్గములో ఊర్ధ్వ ప్రయాణము అని, ఇంకొందరు పసుపు పచ్చని రంగుగల నాడి నుండి ఊర్ధ్వ ప్రయాణము అని, వేరే కొందరు యోగులు ఆకుపచ్చని నాడీ ద్వారా ప్రయాణము అని, కొందరు అది ఎద్దని నాడీ ప్రయాణము అని అభివర్ణిస్తున్నారు. తమ యోగాభ్యాస మార్గంలో దర్శిస్తూ తమను ఆశ్రయించిన శిష్యజనులకు సూచిస్తున్నారు. మార్గాలు అనేక రూపములుగా కనిపించవచ్చుగాక, మోక్షస్థానము ఒక్కటే. అది సర్వస్వము, సర్వాత్మత్వములతో కూడిన సాక్షిత్వము. అట్టి బ్రహ్మవిద్యారూపమైన మోక్షమార్గము అయినట్టి పరమాత్మస్వరూపమును ఆశ్రయించినవాడు బ్రాహ్మణుడు అనబడుచున్నాడు. మోక్షస్థానము బ్రహ్మవేత్తయగు బ్రాహ్మణునిచే ఎరుక. ఒకడు ఆత్మానుభవము చేత మాత్రమే బ్రాహ్మణుడగుచున్నాడు. బ్రహ్మ విద్యాస్వరూపమైనట్టి అట్టి బ్రహ్మమును ఎరిగినవాడు దృష్టి, సృష్టి, హృదయము లయందు సమరూపముగా ప్రతిష్ఠించుకుని బ్రహ్మమే తానే పరమప్రకాశమానుడే ఉంటున్నాడు. అవిద్యోపాసన పరాకాష్ఠ స్వస్వరూపము, సర్వస్వరూపము, అమృతము అగు ఆత్మోపాసనను వదలి ఇంద్రియ విషయములు దృశ్య విషయములే పరమార్థము అని తలచి అవియే పరమావధిగా తలచువారు విద్యను వదలి అవిద్యను ఉపాసించువారు అగుచున్నారు. అది బడికి వెళ్లి చదువును ఏమరచి తదితరములైన అల్లరి చేయటం మొదలైన విషయములు ఆశయముగా కలిగి ఉండటము వంటిది. అంధం తమః ప్రవిశంతియే అవిద్యాయం ఉపాసతే. 6, 4, 10 ఇంద్రియములకు అగుపడు విషయములే మహత్తరము అని తలచి ఆ ఇంద్రియములకు ఆధారమగు ఆత్మను ఉపాసించటమును దర్శించటమును అభ్యసించనివారు నిబిడాంధకార బంధురమైన అజ్ఞాన ఉపాధి పరంపరలకు త్రోవచేసుకుని ప్రయాణించువారుగుచున్నారు. ఎవ్వరైతే కేవలము ఆత్మగురించి వర్ణనములకు పరిమితులై వేదవాదరతులై వేదవిద్యాసక్తులై బ్రహ్మమే నేను, బ్రహ్మమే ఈ జగత్తు, బ్రహ్మమే ఈ సర్వ సహజీవులు అను బ్రహ్మవిద్యను బుద్ధి యొక్క అనుభవము కొరకే ఉపాసించరో పవిత్ర ఆత్మదృష్టికి సంసిద్ధులు కారో అట్టివారు మరింతగా అంధకారమును ఆశ్రయించి కారుచికటి అజ్ఞాన లోకములలో ప్రవేశించువారుగుచున్నారు అని హెచ్చరించబడుచున్నది. ఓ జనక మహాత్మ, శ్లో ఆనందానామతే లోకా అంధేన తమసావృతాః తాంస్తే ప్రేత్య అభిగచ్చంతి విద్యాంసో అబుధో జనాః. 6, 4, 11 ఆత్మజ్ఞానము విషయమై దృష్టి లేకుండా కేవలము ఇంద్రియానందమే ప్రయోజనముగా కలిగియున్నట్టి లోకములు ఆనందలోకములుని అజ్ఞానులచే చెప్పబడుచు జీవితాశయముగా కొందరిచే బోధింపబడుచున్నాయి. ఆత్మజ్ఞానరహితులగు కేవల కర్మపరిమిత విద్వాంసులు అటువంటి లోకములలో ప్రవేశించుచున్నారు. అవన్నీ అశాశ్వతములు, దుఃఖమిశ్రితములు కూడా. ఓ ప్రియజనురాల, లోకములన్నీ మీయందు దర్శింపజేయు ఆత్మవిద్యను వదలి లోకములలో సంచారములు చేయుటకే పరిమితమై సాధనలను ఆశ్రయించటము ఆశీలై ఉండటము తెలివి తక్కువ కాదా? ఆత్మవిద్యను తెలుసుకొని కూడా స్వానుభవముగా సంతరించుకోని జనులు అబుధజనులే. తెలివి తక్కువవారే. ఆత్మానం అహమస్మీతి శ్లో ఆత్మానం చేత్ విజానీయత్ అయం అస్మి ఇతి పూరుషః కిం ఇచ్ఛత్ కస్య కామాయ శరీరం అనుసంజ్వరేత్. 6, 4, 12 ఆత్మ అని దేని గురించి చెప్పబడుచున్నదో అది మరెవ్వరో ఎక్కడో ఉన్నది కాదు, నేనే అయి ఉన్నాను అని ఏ మానవుడు సంశయరహితంగా సుస్పష్టముగా మనోబుద్ధి చిత్తపూర్వకంగా అనునిత్యముగా సుస్వాభావికంగా హృదయాంతర్గత స్వానుభవపూర్వకముగా ఇరిగి ఉంటాడో అట్టివాడు ఇక దేనికీ ఈ శరీరమును కష్టపెట్టవలసిన పనిలేదు, దేనిగురించి దోహఖపడవలసిన పనిలేదు. ఆతనికి ఆత్మగా సర్వము తానే అయి ఉండగా ఇక మరొకటి గురించి ఏ కోరికతోనూ పనిలేదు. ఈ భౌతిక దేహము అనేకములగు దోషములకు అనర్ధములకు పెద్దపుట్ట అట్టి నాశనశీలమగు. ఈ రక్తమాంసమయ భౌతిక దేహములో అమృతస్వరూపుడగు ఆత్మ ప్రవేశించి, నేను భౌతిక దేహమునకు మాత్రమే చెందినవాడను, ఇది మాత్రమే నాకు చెందినది, దీని హాని వృద్ధులు నావే అగుచున్నాయి, ఇది అందంగా ఉంటే నేను అందగాడిని, ఇది బాగుండకుంటే నేను బాగుండను, ఇటువంటి దేహతదాత్మ్యము చెందుచున్నాడు, ఇది ఆశ్చర్యం. సందర్భములతో మమైక్యమై తన యొక్క ఆత్మౌన్నత్యమును మరచి ఉంటున్నాడు. ఇంకేమని చెప్పాలి? అట్టి ఈ మాంసమే దేహమునందు ఎవ్వరైతే సర్వాంతర్యామి, సర్వప్రాణాత్మకుడు, సర్వదేహాంతర్గతుడు అగు ఆత్మను దర్శిస్తారు, వారే ధన్యులు, వారే విదితవేద్యులు. తెలుసుకొనవలసినది తెలుసుకొని ఉన్నట్టివారు. హౌ కమ్ టు నో ద నోర్? అట్టి జ్ఞాని నాచే దర్శించబడి అనుభవించబడే జగత్తుకు నేనే కర్తను అని గమనిస్తున్నాడు. విశ్వకృత్ అగుచున్నాడు, సర్వమునకు కర్త ఆత్మయే, సహి సర్వస్య కర్త, ఇది ఆయన లోకమే, తస్య లోకః, ఎందుకంటే ఆత్మ యొక్క అవలోకనమే ఈ జగత్తు యొక్క వాస్తవ రూపము. ద పర్సెప్షన్ ఆఫ్ వన్స్ ఓన్ సెల్ఫ్ ఈజ్ వాట్ దిస్ వర్ల్డ్ సినారీ ఈజ్. ఆయనయే ఈ లోకము. సౌ లోక ఏవ, స్వప్నమంతా స్వప్నద్రష్టే అయి ఉన్నట్లు ఈ జాగ్రత్తలో కనిపించే లోకమంతా ఆత్మకు చెందినదే. ఆత్మయే, ఆత్మ అనగా నీవే. ఆత్మను ఎరిగిన జ్ఞాని దేహాత్మత్వమునకు పరిమితుడు కాడు, దేహిని ఆత్మగా ఎరుగుచున్నాడు. సర్వదేహములకు ఆతడే ఆత్మ, ఆతని యందే సర్వదేహములు ప్రకటనము అగుచున్నాయి. కనుక మీరు మోక్షము పొందటానికే నేను సర్వాత్మకుడను, ఈ లోకములన్నిటి యొక్క ఆత్మ నేనే, నాకు వేరైనదీ ఎక్కడా ఏదీ లేదు, అందుచేత అద్వితీయుడను, సర్వదా ఏకస్వరూపుడను. అనేకముగా కనిపిస్తున్నదంతా నాదేకంఖండ ఆత్మయే. ఓం ఏకాక్షరం బ్రహ్మ. ఆత్మబ్రహ్మము పరమాత్మ, జీవాత్మ పరబ్రహ్మము, ఇహాత్మ పరాత్మ, సృష్టి సృష్టి యొక్క కల్పన స్థితి లయకారులగు త్రిమూర్తులు నీవు, నేను ఈ లోకముల అవలోకనము, ఇవన్నీ నా ఆత్మ యొక్క పర్యాయపదములే అను స్వాభావికమును ఆశ్రయించదవుగాక. ఓ జనక మహారాజా, గురుబోధల వలన కావచ్చు, శాస్త్ర పాఠముల కావచ్చు, స్వానుభవము వలన కావచ్చు, మొత్తం మీద మనము ఆత్మస్వరూపము అని ఎరుగుచున్నాము, ఉపాసిస్తున్నాము. ఈ సర్వము నందు ఆత్మను, ఆత్మయందే ఈ సర్వమును ఏకము చేసి ఆత్మగా అగుచున్నాము. ఈ దేహమునందే విశ్వ ఈశము ఇవ్విశ్వంభరము అగు ఆత్మను దర్శించకపోతే మహతీ వినష్టః, ఎంత పెద్ద నష్టము. నిష్కారణముగా మోహమునపడి అసంఖ్యాక జనన మరణద్వంద్వములలో కొట్టుకుపోవలసి వస్తుంది. ఆత్మవేత్త యొక్క ఔన్నత్యము వాక్కులతో ఏమని ప్రకటించగలం? అట్టి భూతవర్తమాన భవిష్యత్తులకు ప్రభువగు ఆత్మ భగవానుడు త్రికాలములకు చెందిన సర్వమును ప్రకాశింపజేయుచున్నారు. నా హృదయమున నాకు సంబంధించిన సమస్తము తానే అయి వెలుగొందుచున్నారు అను వేదవాక్కు మనము గమనిస్తున్నాము. మమాత్మ యొక్క ఔన్నత్యమును ఆచార్యుల పాఠ్యాంశముల ద్వారా ముముక్షువు ఎరుగుచున్నాడు. ఎరిగిన తరువాత ఇక అతడు ఆత్మ గురించి గాని మరిక దేని గురించైనా సరేగాని భయమేమి ఉంటుంది? కాల నియామకుడే తన ఆత్మ అయినప్పుడు కాలమంటే మాత్రం భయమెందుకు? స్వయం ప్రకాశరూపుడు, సర్వప్రకాశకుడు అగు ఆత్మభగవానుడే తానని, తాను ఎరిగిన తరువాత ఆతనికి దేవతలకు పరక్షణ కావాలని ఎందుకు కోరుకుంటాడు? కర్మల వలన కర్మఫలముల వలన క్రొత్తగా వచ్చేదేమున్నది? అంతా తానే అయి ఉండగా ఎవ్వరినీ ద్వేషిస్తాడు, ఎవరిని నిందిస్తాడు? ఏ సర్వతత్వ స్వరూపునికి క్రిందుగా కాలచక్రము కల్పితమై భూతవర్తమాన భవిష్యత్ చక్రములతో కూడి తిరుగాడుచున్నదో, అట్టి ఈశ్వరుడే తన వాస్తవ స్వరూపమైయుండగా ఇంక కాలమునకు భయపడవలసిన పనేమున్నది? కాలహకాల ప్రసన్నానాం కాలహ కిన్ను కరిష్యతి, ఏది జ్యోతులకే జ్యోతియో, తమస్సుకు ఆధారమో, ఆ జ్యోతిర్జ్యోతియే తానని తెలుసుకున్న వానిని దేవతలు కూడా తమ ప్రియమై ఆయహస్వరూపుడుగా, ఆత్మస్వరూపుడుగా ఉపాసిస్తున్నారు. తమ యొక్క అమూతరూపముగా భావిస్తున్నారు. దీర్ఘాయుద్ధాయము కోరువాడు పరబ్రహ్మమే తన ఆయువుగా ఉపాసించునుగాక. నేను సర్వ అంతర్హృదయాంతరంగుడను అని తనను తాను గమనించువాడు దేవతలకు ప్రియాతిప్రియుడు, సర్వజీవులకు ఆప్యాయము అయినవాడు అగుచున్నాడు. సోహం గానము. ఓ జనక మహారాజా, ఏ ఆత్మతత్వము నందైతే పంచజనులు, గంధర్వజనులు, పితృలోక జనులు, దేవలోక దేవతలు, అసురులు, రాక్షసులు, పంచకోశములు, అన్నమైకోసము, అప్రాణమైకోసము, మనోమైకోసము, విజ్ఞానమైకోసము, ఆనందమైకోసము, త్రి ఆకాశములు, భూతాకాశము, చిత్తాకాశము, చిదాకాశము, పంచభూతములు, పృథివీ, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, ఇవన్నీ కూడా అంతర్లీనమై ఇద్దానీ యందు అభిన్నరూపంగా ఉన్నాయో అట్టి ఆత్మస్వరూపమే నేను అని భావిస్తున్నాను, తెలుసుకున్నాను, ఆస్వాదిస్తున్నాను. అట్టి సోహం మమాత్మా సర్వభూతాత్మ అహం బ్రహ్మాస్మి అను మహావాక్యార్థముల పరమార్థమును తెలుసుకొనుటచే అమృతరూపమును కుణికిపుచ్చుకున్నవాడిని అగుచున్నాను. అజ్ఞానముచే నేనే జీవుడను, జ్ఞానముచే తెలుసుకున్నప్పుడు నేనే బ్రహ్మమును, బ్రహ్మమే నేను. ఈ జగత్తుకు, పంచప్రాణముల వ్యాపారములకు, నేత్రములకు, చూపుకు, కనబడేదానికి, చెవులకు, వినికిడికి, వినబడుచున్న సర్వమునకు, స్పర్శేంద్రియమునకు, స్పర్శకు, స్పర్శించబడదానికి ఆధారము ఆత్మయే. ఆ ఆత్మనారాయణుడు మనస్సుకే మనస్సై ఉన్నారు. ఆయనే నాయందు నేనైన నేనే అన్నీ ఎరుగుచున్నారు. నాలోని నేనైన నేనే ఆయన. ఇంకా నాకు లోటేమున్నది? నేను జనకాత్మజుడను, నీవు యాజ్ఞవల్క్యాత్మజుడవు, ఇంకా భేదమేమున్నది? మనమిద్దరము అభేద అఖండ ఆత్మపురుషులము. జనక మహారాజు, నాలోని నేనైన నేను అగు అస్మత్స్వస్వరూప పరమాత్మను నేను ఎరిగినవాడనై, తన్మయుడనై, మమేకమై చూచుచుండటము ఎట్లా? యాజ్ఞవల్క్యుడు స్లో మనసైవ అను ద్రష్టవ్యం నేహ నైహ నానాస్తి కించన మృత్యోహ సమృత్యుం ఆప్నోతి యైహ నానేవ నానా ఇవ పశ్యతి. 6.4.19. ఏ మనస్సుకు ఇక్కడ అనేకమంతా అనుభవమవుతోందో ఆ మనస్సే ఇక్కడ ఏకము అఖండము అగు ఆత్మ తప్పితే మరింకేది కించిత్కూడా లేదు అనునది దర్శించాలి. మనస్సు చేతనే ఏకత్వాత్మదర్శనమును నిర్వర్తించాలి. అంతకుమించి దర్శించేది మరింకేమున్నది? ఏ మనస్సైతే ఏకమగు ఆత్మను అంతటా దర్శిస్తుందో ఆ మనస్సు ఆత్మకు అభిన్నమగుచున్నది, ఆత్మకు అద్వితీయము అగుచున్నది, ఆత్మస్వరూపమే అగుచున్నది. మనస్సుచే నైహ నానాస్తి నానా అస్తి కించన నానాత్వము లేనేలేదు అను దర్శనమే మోక్షము. అంతకుమించి మోక్షమంటూ మరింకేదీ లేనేలేదు. యైహ నానేవ నానా ఇవ పశ్యతి. ఏ మనస్సైతే ఇక్కడ నానత్వమును దర్శించటమును మానదో, నేను వేరు, నీవు వేరు, పరమాత్మ వేరు, జీవాత్మ వేరు, భక్తుడు వేరు, భగవంతుడు వేరు, చూచువాడు వేరు, చూడబడునది వేరు, వినువాడు వేరు, వినబడునది వేరు, ద్రష్ట వేరు, దృశ్యము వేరు, నేను వేరు, నా ఇష్టదైవము వేరు, మంచి వేరు, చెడు వేరు, పుణ్యము వేరు, పాపము వేరు, ఇహము వేరు, పరము వేరు, ఈ మొదలైన అనేక రూపములు గల నానత్వమును మూర్ఖముగా వదలనే వదలదో ఆత్మ యొక్క తాత్విక సత్యమును, అఖండత్వమును, ఏకైకత్వమును పరిశీలించి ఆత్మత్వము వైపు దృష్టి సారించదో మృత్యోహ సమృత్యుం ఆప్నోతి. అట్టి మనస్సు దేహ పరంపరలలో అనంతంగా ప్రయాణిస్తూ ఎప్పటికప్పుడు ఒక చావు నుండి మరొక చావును కొని తెచ్చుకుంటూనే పోతుంది. అందుచేత ఓ జనక మహారాజా, బ్రహ్మమును పరమాత్మను ఉపాసించి మోక్షస్థానమును చేరాలనుకుంటే ఉన్న ఉపాయము ఒక్కటే, ఆత్మను బ్రహ్మమును ఏకముగాను అఖండముగాను చూడాలి, అనేకముగా కాదు. ఇంతకు మించిన పరాకాష్ఠ మరేమీ లేదు. అట్టి బ్రహ్మము ఎట్టిది? నీవు నేను అయినట్టిదే సుమ. మనమంతా అఖండాత్మానంద స్వరూపులమే. ఇంకా కూడా సర్వదా ఏకము, దేనిచేతను పరిమితము కాదు, ప్రమేయము కలిగిలేదు, అప్రమేయమైనది, అది చలనము పొందదు, ఒకచోటి నుండి మరొకచోటికి పోదు, ఉన్నచోటే ఎల్లప్పుడూ ఉండి ఉన్నది, ధ్రువము, త్రికాలములలోనూ యథాతథము, అందుచేత నిత్యమైనది. దృశ్యదేహ మనో బుద్ధి చిత్త అహంకారములు తానే అయి ఉండి కూడా వాటివాటి దోషములు స్పృశించినట్టిది. బంగారపు ఉంగరములోని బంగారమునకు ఇది ఆతనిది. కొన్నాడు, దొంగిలించాడు, బంధువులు ఇచ్చారు, భార్యకు కొని ఇచ్చాడు మొదలైన విశేషాలేవి స్పృశించవు కదా. ఆత్మ మాలిన్యరహితమైనది. ఆత్మ స్థూలములైన పంచభూతములు కాదు, సూక్ష్మములగు మనోబుద్ధి చిత్త అహంకారములు కాదు, ఆకాశ వ్యష్టి అహంకారముల కంటే కూడా సూక్ష్మాతి సూక్ష్మము. దేహమునకు జన్మమృత్యువులు రాకపోకలు పెరుగుదల తరుగుదలలు ఉండవచ్చుగాక, దేహికి అవేమీ లేవు. ఆత్మ అజము, జన్మరహితము. ఈ జీవుని పరిశీలిస్తే ఈతని యందు శ్రేష్ఠాతిశ్రేష్ఠము సర్వశ్రేష్ఠము అయినది ఆత్మయే. వివేకి అయినట్టి వేదవేత్త వేద ప్రవచనమేమిటో ఎరిగినవాడు తెలుసుకున్నవాడు ఇక తాత్సారం చేయరాదు. బ్రహ్మవిదుడు బ్రాహ్మణుడు కావాలి. బ్రహ్మమే తానే ఈ సమస్తమును బ్రహ్మముగా దర్శించుచు బ్రహ్మానంద భరితుడగుచుండునుగాక. ఆత్మతత్వమునందే నిష్ఠ కలిగినవాడే ఉండాలి. తదితరమైన పైపై కథలు, చరిత్రలు, వ్యష్టి గుణములు ఇత్యాదుల పట్ల కాదు. ధీరుడే బుద్ధిని సునిశితము నిర్మలము విస్తారము చేసుకోవాలి. అసలైన వస్తువగు ఆత్మతానే. ఈ రీతిగా అంతటా స్వస్వరూపమును దర్శించటము మాని ఊరికే శాస్త్ర సాంకేతిక శబ్దములను జార్గన్స్ తీసుకుని తర్జన భర్జనలు చేస్తూ కాలమును వృధా చేసుకోరాదు. వాక్ ఇంద్రియముతో శబ్దగ్రహణము ఎంతగానో గ్లానిని కలిగించగలదని ఏమరువరాదు. వృధా శబ్దములు శ్రమను మాత్రమే మిగులుస్తాయి. అందుచేత ఆత్మని ఆత్మ కొరకు ఆత్మతో ధ్యానించాలి. ఆత్మ ఉన్నచోటెక్కడా? ఎట్టిది? ఈ జీవుడు ఎల్లప్పుడు కూడా ఏ ప్రాణతత్వమునందు విజ్ఞానమయమై ప్రకాశిస్తోందో అట్టి మహత్తరము, అజము, జన్మరహితము అగు ఆత్మయే అయి ఉన్నాడు. అయితే కూడా ప్రాణములు శక్తితో కూడి ఎరుక అను విశేషముతో ఎనర్జీ నొయిన్ విజ్ఞానమయ పురుషుడే అనగా జీవుడే కనిపిస్తున్నాడు. ఈ జీవుడు మొట్టమొదట పరమాత్మయే. చిట్టచివరికి పరమాత్మగానే శేషించుచున్నాడు. ఇప్పుడో ఇప్పుడు కూడా ఈ జీవుని లేక నీ యొక్క నా యొక్క మనలోని ప్రతి ఒక్కరి యొక్క సహజ రూపము పరమాత్మయే. మిగతాదంతా సందర్భానుచితము మాత్రమే. సందర్భ సత్యమాత్రములగు జీవాత్మ జ్ఞాని అజ్ఞాని మొదలైనవన్నీ సందర్భముతో ఏర్పడి సందర్భము తొలగితే నాటక పాత్ర వలె, పురుషుని నీడవలె, దర్పణములో ప్రతిబింబము వలె, జలములో ప్రతిబింబము వలె వాస్తవానికి అవన్నీ కూడా లేనివే అగుచున్నాయి. యా ఏషో అంతర్ హృదయ ఆకాశః తస్మిన్ చేతే 6:4:22. అట్టి ఆత్మ హృదయములోని ఆకాశమునందు, హృత్పుండరిక మధ్యమునందు లేక బుద్ధి యొక్క విజ్ఞానమయ ఆకాశమునందు ప్రశాంతముగా దివ్యప్రకాశమానమై ఉన్నది. సర్వస్య వశీ దేహేంద్రియమనోబుద్ధిచిత్త అహంకారములను ఒక దొంగలనాయకునివలే తన వశమునందు కలిగి ఉన్నది. సర్వస్య ఈశానః సర్వమును నియమించుచున్నదే ఉన్నది. సమస్తమునందు ఓతప్రోతముగా విస్తరించినదే ఉన్నది. సర్వస్య అధిపతేః సర్వమునకు తానే ఒక చక్రవర్తి వలె ఆధిపత్యము వహిస్తోంది. సహన సాధునా కర్మణా భూయాత్ నా ఏవ అసాధునా కనీయాన్. ఆత్మ జీవాత్మ యొక్క సాధుకర్మలచే ఉత్కృష్టత గొప్పతనము ప్రతిబింబించు పనులచే ఉన్నతి పొందటం లేదు. జీవాత్మ యొక్క అసాధు, చెడు, బలహీనమగు కర్మలచే న్యూనత పొందటము లేదు. ఆత్మ సర్వదా యథాతథము. ఏష సర్వేశ్వర దివ్యశక్తి సంపన్నులగు దేవతాలోకములోని దేవతలకు మర్త్య అపాతాళలోకములకు ఆధారము నియమించునది యజమాని ఆత్మయే. ఏష భూతాధిపతి, పిపీలికము నుండి బ్రహ్మ వరకు సకల ప్రాణులకు అధిపతి, ఓనర్ ఆత్మయే. ఏష భూతపాలక, ఒక మహారాజు తన రాజ్యమునంతటికీ పరిపాలకుడై ఉండుతీరుగా సకల జీవజాలములకు పరిపాలకుడు ఆత్మయే. పంచభూతముల నియామకుడు, పాలించువాడు. అంతేగాని ఆత్మపురుషుడు పంచభూతములచే నియమించబడువాడు కాదు. ఏష సేతుర్విధరణ, ఈ జీవులు లోకములు బ్రహ్మాండములు పరస్పరము సంబంధము కలిగి ఉండటానికి సేతువు, అబ్రిజింగ్ వంటిది. ఆత్మ విధరణ వర్ణశ్రమ వ్యవస్థను, లోకములను, ఆలోకముల హద్దులను తన సత్తాస్ఫూర్తుల ద్వారా నిలబెట్టేది. ఏషాం లోకా నామ సంభేదాయ, లోకాలన్నీ స్థిరముగా ఉండగలగటానికి ఆధారమైనది ఆత్మయే. పరమాత్మ యొక్క ఉనికి చేతనే జీవాత్మ, జగత్తు, దేహములు, స్వభావములు, కర్మవిధులు, కర్మఫలములు మొదలైనవన్నీ ఒక వ్యవస్థగా ఆయా పరిధులలో ప్రవర్తించటం జరుగుతోంది. తమేతం వేదానువచనైన బ్రాహ్మణ వివిధిషంతి, అట్టి బ్రహ్మమును ఎరుగుట గురించి చెప్పు బ్రహ్మవేత్తలగు తత్వజ్ఞులు నాయనలారా. వేదవచనములు ఉపాసించండి. యజ్ఞముచేత, దానముచేత, తపస్సుచేత, ఉపవాస వ్రతములచేత ప్రయత్నశీలురై బుద్ధిని నిర్మలము చేసుకుని ఆత్మయొక్క ఔన్నత్యము తెలుసుకునెదురుగాక అని బోధించుచున్నారు. యజ్ఞేవ దానేన తపస అనాసకేన ఏతమేవ విదిత్వా మునియః భవతి. ఎవడైతే నిష్కామముగా కర్మయజ్ఞదాన తపస్సులు నిర్వర్తించి నిర్మలమైన బుద్ధితో ఆత్మనే అంతటా దర్శిస్తాడు, అట్టివాడు ఆత్మకు వేరైన సర్వ విషయముల పట్ల మౌనము సిద్ధించుకుని ముని అగుచున్నాడు. ఏతమేవ ప్రవ్రాజినో లోక మిచ్ఛంతః ప్రవ్రజంతి. 6:4-22. కొందరు మహనీయులు ఆత్మావలోకనమును కోరుకున్నవారై అయ్యది సిద్ధించటము కొరకై సర్వసంగ పరిత్యాగమును ఆశ్రయించి పరివ్రాజకులు సన్యాసులుగా అగుచున్నారు. ఏతద్ధస్మవై తుత్పూర్వే విద్వాంసః ప్రజాం న కామయంతే, కిం ప్రజయా కరిష్యామః ఇతి. ఈ కారణము వలననే మరికొందరు కుటుంబము, సంతానము, వాటికి సంబంధించిన వ్యవహారములతో మాకు పనిలేదు. అవి పొందితే మాత్రం క్రొత్తగా జన్మించినందుకు పొందగలిగినది ఏమున్నది? ఆత్మయే మా సర్వస్వమగు లోకమైయుండగా ఈ భౌతిక లోక ప్రయోజనములు మేమెందుకు కోరుకోవాలి అని తలచుచున్నారు. ఈశనత్రయము పట్ల జాగరుకులు అగుచున్నారు. ఏది పొందితే అంతవరకే అంగీకరిస్తూ ఆత్మసంతృప్తులే ఉంటున్నారు. 1 పుత్రేషణ, 2 విత్తేషణ, 3 లోకేషణ అనబడే ఈశనత్రయమును త్యజించి భిక్షక సన్యాసిత్వము స్వీకరించ సిద్ధపడుచున్నారు. పుత్రుల పట్ల, సంతానము పట్ల ఇది నాకు చెందినది అనురాగ మమకారములే. పుత్రేషణ, నా సంతానము బాగుండాలి కదా, అందుకే ఏది చేసైనా సరే డబ్బు వెనుక వేసుకోవటము, లోభగుణము, అన్యాయంగా విత్తము ఆర్జించటము చేస్తే తప్పేమిటంట అని భావించి ధన సంపాదన, సంపాదించినది దాచటమే జీవితాశయముగా ఆయుష్షు ఖర్చు పెట్టుకుంటున్నారు. ఇదియే విత్తేషణ, అనగా పుత్రేచ్ఛయే విత్తేచ్ఛరూపము దాల్చుచున్నది. విత్తము సంపాదించి దాయాలంటే లౌకికమైన అనేక ధ్యాసలు, ఆలోచనలు, కార్యక్రమాలు కలిగి ఉండాలి. అందుచేత విత్తేషణయే లోకేషణ కూడా అని చెప్పబడుతోంది. విత్తేషణ, లోకేషణ ఒక్కటేగా కూడా చెప్పబడుతోంది. లోకల్లో 2 ముఖ్య ఈషణములు, 1 పుత్రేషణ, 2 విత్త లోకేషణ. ఆత్మ ఆత్మజ్ఞాని లక్షణములు నేతినేతి మార్గము ద్వారా అంతిమంగా ఈ జీవుడు ఎవడు అను ప్రశ్నకు సమాధానమయ్యున్నట్టిదే ఆత్మ. ఆత్మ అగ్రాహ్యో, అది ఇంద్రియముల చేత, మనస్సు చేత పట్టుకోబడే వస్తువో, విషయము కాదు, గ్రాహ్యము కాదు. ఎందుకంటే అది దేనికీ పట్టుబడేది కాదు. నహి గృహ్యతే, ఆత్మ దేనిచేత పట్టుకొనబడటము లేదు. అసిర్యో నహి సీర్యతే, ఆత్మ అసీర్యము, నశించనిది. ఎందుకంటే దేహము మొదలైన వస్తువుల వలె అది శైథిల్యము, డీకే పొందునట్టిది కాదు. అసంగో. నహి పజ్యతే. ఆత్మకు దేనితోనూ సంగము లేదు, కనుక దేని పట్ల ఆసక్తిగాని అనాసక్తిగాని కలిగి ఉండదు, దేనికీ బద్ధము అయి ఉండదు. అసితోన వ్యధతే నహి రిష్యతే, దేనికీ వ్యధ ఉండదు. అవినాశనశీలమగు బ్రహ్మము యొక్క జ్ఞానముచే ఇక అతని పట్ల ఇది పాపము ఇది పుణ్యము అనునవి తాపమును సృష్టించలేవు. రెండింటినీ దాటవేసిన ఆత్మదృష్టియందు అతని యొక్క సర్వదృష్టులు బెల్లము నీళ్లల్లో కరిగినట్లు కరిగిపోయినవై ఉంటాయి. నా కృత అకృతే తపతః, విహిత కర్మలు చేయలేకపోతున్నానే, అవిహిత కర్మలు నా వలన జరిగిపోతున్నాయే అనునవి ఆత్మజుని పట్ల సంతాపము కల్పించజాలవు. న్యూనత అధికత మొదలైనవి ఆత్మపట్ల ఏనుగును కట్టుటకు కట్టి పడవేయుటకు సన్నటి ప్రతి దారమును ఉపయోగించటము వంటిది అవుతోంది. తత్తేతత్ రుచ అభ్యుప్తం. ఇంకా ఆత్మ గురించి ఈ విధంగా రుక్కుల రూపముగా గానము చేయబడుచున్నది, వేదములచే గానము చేయబడున్నది. ఏష నిత్యో, ఆత్మ నిత్యమైనది, ఎల్లప్పుడూ ఉండేది. జాగ్రత్స్వప్న సుషుప్తులకు దేహ దేహాంతరములకు లోకలోకాంతములకు ఆధారమై కాలముచే పరిమితము అవనిదై త్రికాలములలోనూ ఏకరూపమయ్యున్నది. మహిమా బ్రాహ్మణస్య ఆత్మ అనిర్వచనీయము. ఒకవేళ్ల ఎట్లాగో అట్లా నిర్వచించాలనుకుంటే ఆత్మ ఆత్మజ్ఞుని లేక బ్రహ్మవేత్త యొక్క లేక శ్రవణము చేయువాని యొక్క స్వాభావికమగు స్వమహిమ డివినిటీ ఏ అయి ఉన్నది. అట్టి మహిమ ఆత్మగురించి ఎరిగినవాని పట్ల స్వతః సిద్ధము సహజము కూడా. న వర్ధతే కర్మణ నో కనియాన్, కర్మల వలన ఆత్మహాని వృద్ధులు పొందేది కాదు. స్వప్నములోని కర్మల వలన ఆ స్వప్నము తనదైన ఈ జీవుడికి హాని వృద్ధులు ఏముంటాయి. తస్యేవ అస్యాత్ తత్పదవిత్తం విదిత్వా న లిప్యతే కర్మణ పాపకేన ఇతి. ఆత్మను ఎరిగి ఆత్మగా వెలుగొందువానికి పాప పుణ్యకర్మల లేపనము ఉండదు. పాపముచే దుహఖము, పుణ్యముచే సుఖము. ఆత్మజ్ఞానము తత్ ఆత్మా అహమేవ అనుజ్ఞానముచేతనో ద్వంద్వరహితమగు మోక్షము కరతలమలకమవగలదు. ఇది పుణ్యకార్యము లేక వ్రతము కాని చేయకపోయానే, అయ్యో అప్పుడు అది పాపం కదా, కనుక నేను ఎందుకు పనికిరాను. ఈ వ్రతము సాధన మంత్రము ఇంకా ఇంకా ఇంతగా చేయలేకపోయానే, ఉపవాసం ఉండలేక ఆ వ్రతం చేయలేకపోయానే, ఇది నా కర్మ కాకపోతే. పుణ్యాత్ములు వేరు పాపాత్ములు వేరు, ఈ రూపముగల మోహమంతా తొలగగలదు. శాస్త్రాలు కర్మ విధులు వ్రత జప యాగయజ్ఞ విధానములు చెప్పేది ఎందుకంటే ఒకటి నిర్మలత బుద్ధి నిర్మలత కొరకు, రెండు కృతజ్ఞత ఈ జగత్తును ఇందలి పదార్థ క్రమములను నిర్వర్తిస్తూ పరిరక్షిస్తూ శరీరములను నిర్మిస్తూ చలింపజేస్తూ ఉపయోగయుక్తముగా చేస్తున్న దివ్యశక్తి సంపన్నులు అశరీరులు అగు దేవతా ప్రజ్ఞలకు ప్రార్థన సమర్పణలతో కృతజ్ఞత తెలియచెప్పటానికి. మూడు పరిపోషణ జనుల పరస్పర ప్రేమ సాధనాక్రమము సహకారము సానుకూల్యతల పరిశోషణ కొరకు. నిష్కామ కర్మచే బుద్ధి సునిశితము ప్రశాంతము ప్రజ్ఞాయుతము విస్తారము కాగలదు. అదే కర్మల ప్రయోజనంగాని దృశ్యములో ఏవో వస్తువులు లోకములు కోరుకొని అల్ప ప్రయోజనములు పొంది ఊరుకోవటానికి కాదు. ఆత్మజ్ఞాని కర్మల విధివిధానముల పాత్ర ఏమిటో ఎందుకో ఎంతవరకో ఎరిగి ఉండటంచేత కర్మబద్ధుడు కాడు, విధి విధానములకు పరిమితుడై దాసుడు కాడు. పాపాన్ పుణ్యకర్మలు కర్తలు ఆతని యొక్క సర్వత్రా సర్వులు ఆత్మయే అను దర్శనమును అడ్డగించలేవు, స్పృశించజాలవు. తస్మాత్ ఏవం విత్సాంతో దాంతా ఒపరత తితిక్షుః సమాహితో భూత్వ ఆత్మన్యవ ఆత్మానం పశ్యతి. 6.4.23 తనేందు సర్వభూతములయందు సర్వదా సమము అతీతము సర్వాధారము అగు ఆత్మ యొక్క మహిమను ఎరిగినవాడు స్వభావంగానే పిల్లగాలులచే స్పృశించబడుచున్న కొండలాగా ఏ దేనికీ స్పర్ధ వేదన పొందడు, పరమశాంతుడై ఉంటాడు. ఆకాశము ఏదీ పొందకయే సమస్తమును విడువక కలిగియే ఉంటుంది కదా. దేనికీ చలించడు. దాంతుడై ఇంద్రియములను తన ఉద్దేశ్యము ప్రకారము పరిపాలించువాడై ఉంటాడు. అంతేగాని తాను ఇంద్రియములకు ఇంద్రియ విషయములుగా తాసపడుచున్న వాటికి దాసుడు కాడు. ఇంద్రియములచే పాలింపబడడు. ఇంద్రియ విషయములకు స్పర్ధ పొందడు. ఇంద్రియ పాలకుడై ఉంటాడు. ఓ ఇంద్రియములారా, మీ మీ శబ్దస్పశరుపరస్గంధ శక్తులు వాటివాటికి సంబంధించిన విషయ విశేష పరంపరలు ఆత్మనగు నన్ను సేవించుట కొరకేగాని నన్ను బంధించుట కొరకు కాదు అని ఎరిగి ఆత్మజ్ఞుడు ఇంద్రియ పాలకుడుగా ఉంటున్నాడేగాని ఇంద్రియ బద్ధుడుగా కాదు, ఇంద్రియ లోలుడుగా కాదు. ఒక నాటక రచయిత వ్రాసిన నాటకములోని పాత్రల పరస్పర సంబంధములు బయటకు వచ్చి ఆ రచయితకు బంధము కలిగించగలవా? లేదు కదా. ఉపరతః సర్వము ఆత్మగా దర్శించటమునందు ఉపరతుడై ఉంటాడు. తితిక్ష ఓర్పు జగద్దృశ్య సంగతి సంబంధ సందర్భముల పట్ల స్వభావంగానే ఓర్పు కలిగి ఉంటాడు, ఉపరతుడై ఉంటాడు. సమాహితో భూత్వా ఆత్మయందు ఆత్మగా దర్శించటమునందు ఏకాగ్రచిత్తుడై ఉంటాడు. ఆత్మన్యేవ ఆత్మానం పశ్యతి. ఈ జగద్దృశ్యమును ఆత్మయందు ఆత్మగానే దర్శిస్తూ ఉంటాడు. తనేందే తనను ఆత్మగా, తనను ఆత్మయందే తాను ఆత్మగానే అయినట్లు దర్శిస్తున్నాడు. సర్వం ఆత్మానం పశ్యతి, సమస్తము ఆత్మగా దర్శిస్తున్నాడు. అట్టి ఆత్మమహిమతో విరాజిల్లు ఆత్మజ్ఞుని ఇక్కడి లోక సంబంధములైన పుణ్యపాపములు అంటవు. పుణ్యపాపముల పరిధులను దాటివేసినవాడై ఉంటాడు. ఆత్మను తెలుసుకొని ఆత్మతో మమేకమై సర్వాంతర్యామిత్వము ఆస్వాదించువానిని చేసినట్టి చేయనట్టి కర్మలు కృతకృత కర్మలు బాధించజాలవు. సర్వకృత అకృత కర్మలను జ్ఞానాగ్నిచే భస్మము చేసివేయుచున్నాడు. పాపరహితుడై దోషరహితుడై ఇచ్ఛారహితుడై సంశయవర్జితుడై బ్రహ్మము ఎరిగినవాడై బ్రహ్మమే తానే ఉంటాడు. ఓ జనక మహాశయ, సర్వాత్మకము సర్వతత్వస్వరూపము అగు బ్రహ్మమే నీవే ఉండుము. సర్వ ఉపదేశముల సారము ఇదియే. జనకమహారాజు, ఓ యాజ్ఞవల్క్య, నన్ను బ్రహ్మముగా నిరూపిస్తూ సర్వము నేనుగా సర్వమునకు సాక్షిగా మీ బోధచే ఆత్మానందమును గుర్తుచేసి అనుగ్రహించిన అమూల్యమగు అమోఘమగు మీ ఆత్మ ఉపదేశమునకు కృతజ్ఞుడను. మీకు తలవంచి నమస్కరిస్తున్నాను. మీసేవ నిమిత్తమై ఈ రాజేసంపదను మీకు సమర్పిస్తున్నాను. నేను మీ దాసుడను అగుచున్నాను. ఈ యాజ్ఞవల్క్య జనక సంవాద రూపమగు ఆత్మతత్వజ్ఞానము ఆత్మస్వరూపమును నిరూపించునదే అన్నము దృశ్య జగత్తును భక్షించునదే ఉన్నది. దీనిని పఠించివాడు వాసుదేవుడై సర్వభూమితములేందు ఆత్మస్వరూపుడై ప్రకాశించుచున్నాడు. సర్వకర్మలకు ఫలప్రదాత ఆత్మయే, సకల ఆహార భోక్త ఆత్మయే. ఎవడు ఆత్మను ఉపాసిస్తాడో అట్టివాడు సర్వత్మకుడై చెన్నందుచున్నాడు. శ్లో సవా ఏష మహాన్ అజ ఆత్మా అజరో అమరో అమృతో అభయో బ్రహ్మ. అభయం వై బ్రహ్మ, అభయం హి వై బ్రహ్మ భవతి య ఏవం వేద. 6:4-25. ఈ జీవుడుగా త్వం అని చెప్పబడువాడు నిశ్చయముగా ఆత్మస్వరూపుడే. అట్టి ఆత్మదేశ పరిచ్ఛేద రహితము. పుట్టుక హాని వృద్ధి వృద్ధాప్యము లేనిది. అవినాశనము, అభయస్వరూపము, అభయస్థానము. స్వస్వరూపమగు ఆత్మయే అభయస్థానమగు బ్రహ్మము. ఇది ఎవడు నిశ్చయముగా నిర్ద్వంద్వముగా నిస్సంశయముగా ఎరుగుచున్నాడో ఆతడు బ్రహ్మమే. ఎరుగనివాడు ఎరుగుటచే బ్రహ్మమే తానుగుచున్నాడు. ఎరుగనంత కాలము కాదేమో అని సందేహిస్తున్నాడు. ఏది ఏమైనా బ్రహ్మము కానివాడు ఎవ్వడూ లేడు. ఇతి బృహదారణికోపనిషత్ 6వ అధ్యాయే 4వ బ్రాహ్మణః శారీరక బ్రాహ్మం సమాప్తం. 6:5-5 బ్రాహ్మణము మైత్రేయీ బ్రాహ్మణము. బ్రహ్మజుడు తత్వదర్శి మోక్షశాస్త్ర విద్వరేణ్యుడు అగు యాజ్ఞవల్క్య మహర్షికి ఇద్దరు భార్యలు. 1 మైత్రేయీ బ్రహ్మజ్ఞానమునందు అత్యంత అభిలాష కలిగి ఉన్నవారు. యాజ్ఞవల్కిని శుశ్రూషచే అనేక ఆత్మజ్ఞాన విశేషములను పరిశీలించి హృదయస్థము చేసుకుని ఉన్నవారు. గొప్ప ప్రజ్ఞ కలవారు. తత్వశాస్త్ర సంబంధమైన అనేక విశేషాలు పఠిస్తూ ఉండేవారు. రెండు, కాత్యాయని, పతిసేవ, గృహసేవ నిర్వర్తిస్తూ ఉన్న ఇల్లాలు. పతి ఆజ్ఞను తూడొచ్చ తప్పక నిర్వర్తించువారు. ఒక గృహిణిగా ఆశ్రమమునకు సంబంధించిన వ్యవహారములు తీర్చిదిద్దటము యాజ్ఞవల్కిని వద్ద విద్యను అభ్యసించు శిష్యులు యోగక్షేమములు చూడటములేయందు ఎల్లప్పుడూ నిమగ్నమై ఉండువారు. తత్వజ్ఞానము విషయమై వారికి తీరికలేనట్లు ఉండేవారు. వారి శ్రద్ధలో అత్యధిక భాగము గృహిణి యొక్క కార్యక్రమములకే సరిపోయేది. ఆత్మవిద్య పట్ల వారికి ఏమంత శ్రద్ధ, సమయపాలన ఉండేది కాదు. ఒక సమయంలో యాజ్ఞవల్కిల వారు గృహస్థాశ్రమమును త్యజించి సన్యాసాశ్రమము స్వీకరించదలచారు. సన్యాసాశ్రమము స్వీకరించువారు వారి భార్య యొక్క అంగీకారము పొందాలి అనే ఒకనొక నియమము ఉన్నది. అందుచేత మైత్రేయిని పిలిచి ఇట్లా సంభాషించసాగారు. యాజ్ఞవల్కీయుడు, ఓ ప్రియ మైత్రేయి, నేను ఈ గృహస్థాశ్రమమును త్యజించి పరివ్రాజకుడను, సన్యాసాశ్రమ విధుడను కాదలచాను. నా ఇరువురి భార్యల అనుజ్ఞ స్వీకరించి అప్పుడిక అందుకు సిద్ధము కాగలను. మనకు మహారాజుల వలన, శిష్యుల గురుదక్షిణ వలన లభించియున్న భూధన సంపదలను, మణిమాన్యాలను నీకు, కాత్యాయనికి పంచి ఇచ్చి వేయబోవుచున్నాను. ఆ సంపదలతో మీరిద్దరూ శేషజీవితమంతా సుఖముగా వెళ్లబుచ్చవచ్చును. మరి నేను ఈ గృహస్థాశ్రమమును త్యజించి పరివ్రాజకత్వమును ఇప్పుడు స్వీకరించటానికి అంగీకారమే కదా. మైత్రేయీ స్వామి, ప్రాణేశ్వర, మీరు మాకు సిరి సంపదలను పంచి ఇస్తానంటున్నారు, బాగానే ఉన్నది. అయితే నాదొక ప్రశ్న. ఇప్పుడు మీరు విభజించి ఇవ్వచూపు సంపద చేతగాని, లేక మీ యొక్క ఆధ్యాత్మిక ఔన్నత్యమును ప్రశంసిస్తూ ఏ చక్రవర్తియో ఈ భూమిపై గల సకల సంపదలను మాకు ఇవ్వటం జరిగినప్పటికీగాని, అవన్నీ పొంది నేను నిర్వర్తించు కార్యక్రమముల వలనగాని అమృతత్వము అనబడే మోక్షము పొందగలనా? లేదా? యాజ్ఞవల్కీయుడు, లేదు లేదు. సిరి సంపదల వలన సకల భోగ సామాగ్రి పొందినవాని జీవితము ఎట్లా సుఖప్రదముగా ఉంటుందో అట్లాగూ మీ ఇరువురు జీవితాంతము ధనము వస్తువులకు ఏలోటూ లేకుండా హాయిగా జీవించగలరు. యథైవ అపకరణవతాం జీవితం తథేవతే జీవితం. 6:5-3. అంతేకాని అమృతత్వస్యతు నా శాస్తి విత్తేనేతి. ధనము మొదలైన సంపదలు కలిగి ఉన్నంతమాత్రము చేత అమృతత్వము రూపముగు మోక్షము లభిస్తుందని అనలేము. సంపదల వలన కలిగే సుఖము అమృతత్వము వేర్వేరు కదా. భార్య, భర్త, పుత్రులు, ధనము మొదలైనవి ప్రపంచంలో జీవించటానికి పనికివచ్చేవి కావచ్చునేమోగాని మోక్షమార్గమునకు అవన్నీ ఎందుకు ఉపయోగించవు? ఇంకొక విషయం, అవన్నీ విజ్ఞునికి అపకరణములు, అజ్ఞునికి అపకారకములు కాగలవు కూడా. మైత్రేయీ ఏన అహం అమృతాస్యాం కిం అహం తేన కుర్యాం. 6:5-4. మీరు చెప్పేవన్నీ ధనము, సంతానము మొదలైనవి మృత్యువుతో ముగిసిపోయేవే కదా. దేనిచే నేను అమృతత్వమును సముపార్జించలేనో అవన్నీ మీరు ఇచ్చి నేను పుచ్చుకొనినా కూడా శాశ్వతమైన ప్రయోజనము ఏమున్నది? ఓ ప్రాణనాథ, దేనివలన నేను అమృతత్వము పొందగలనో, మోక్షస్థానమును సమీపించగలనో అట్టి విద్యను నాకు ప్రసాదించండి, బోధించండి. అంతేగాని మూతస్వభావములగు వస్తువులతో నాకేమి పని? నేను ఈ మాత్రముచే సంతోషించను. నాపై దయతో మోక్షమార్గమును తెలియచెప్పండి. అందుకై మిమ్ములను శరణువేడుచున్నాను. యాజ్ఞవల్కీయుడు, ప్రియ ప్రాణేశ్వరి, మైత్రేయీ, నీవు మూతస్వభావముతో కూడిన ధనము మొదలైననవి దూరంగా ఉంచి అమృతత్వమునకు మార్గమును అడగటము నాకు చాలా సంతోషమును కలుగజేస్తోంది. ఎప్పటిలాగానే నీవు ఇప్పుడు అడిగిన విషయము నాకు నీ పట్ల ప్రీతిని మరింతగా వర్ధిల్లింపజేస్తోంది. నీవు కోరినట్లు నేను అమృతత్వము లేక మోక్షము గురించి వ్యాఖ్యానిస్తూ వివరించటానికి సిద్ధముగా ఉన్నాను. అయితే నేను చెప్పబోవు అమృతత్వమును పొందు విశేష మార్గమును నీవు నిధిధ్యాసతో ఏకాగ్రతతో యోచనపూర్వకంగా వినాలి. శ్రద్ధాసక్తులతో విని అర్థం చేసుకుని హృదయస్థం చేసుకోగలగాలి సుమ. లేకుంటే విన్నప్పటికీ ఉత్తమ ప్రయోజనము ఉండదు. మరి మైత్రేయీ స్వామి, అత్యంత సావధాన చిత్తురాలనే మీరు చెప్పబోవు అమృతస్థానమును సూచించు ఆప్తవాక్యములను వినటానికి, వివేచనచో హృదయస్థము చేసుకోవటానికి సంసిద్ధురాలనే ఉన్నాను. నాకు అమృతత్వమును సూచించు బోధను ప్రసాదించండి, దయచేసి అనుగ్రహించండి. యాజ్ఞవల్క్యుడు అయితే చెప్పుచున్నాను విను, ఒక భార్య తన భర్తను ఎంతో ప్రియముగా చూచుచున్నది. ఎందుచేత? ఆ భర్తలో ఏదో ప్రత్యేకత ఉండటం చేతన కాదు. నవా అరే పత్యహ కామాయ పత్యహ ప్రియో భవతి. 6.5.6. భర్త యొక్క ప్రీతి ఆనందముల కొరకే భార్య తన భర్తను ప్రేమిస్తోందా? లేనేలేదు. ఆత్మనస్తు కామాయ పత్యహ ప్రియో భవతి. ఆత్మయొక్క తన యొక్క ఆనందము కొరకే భార్యకు భర్త ప్రియమై ఉండటము, తను ప్రేమించటము జరుగుతోంది. తన కొరకే తాను భర్తను ప్రేమిస్తోందిగాని భర్త యొక్క ప్రియము కొరకు కాదు. ఒక భర్తకు తన భార్య అనగా ప్రీతి. అయితే అతనికి తన భార్య యొక్క సంతోషము ఆనందము ప్రయోజనము కొరకే భార్య ప్రీతి అవటం లేదు. తన యొక్క ప్రయోజనము ప్రీతి కొరకే అతనికి అతని భార్య ప్రీతి అవుతోంది. తన కొరకే తాను భార్యను ప్రేమించుచున్నాడుగాని భార్య యొక్క ప్రియము కొరకు అయి ఉండలేదు. దంపతులకు తమ సంతానము యొక్క ప్రయోజనము కొరకే సంతానము ప్రియమవటం లేదు. తన యొక్క ఆత్మ యొక్క ప్రయోజనము ప్రీతి కొరకే సంతానము, పుత్రులు, పుత్రికలు, మనుమలు, మనమరాళ్లు మొదలైనవారు ప్రియమగుచున్నారు. తమ కొరకే పిల్లలను ప్రేమిస్తున్నారుగాని పిల్లల ప్రీతి ప్రయోజనముల కొరకే పిల్లలను ప్రేమించటమూ లేదు. సుమ, ఒకనికి ధన సంపాదన ఎంతో ఇష్టముగా అగుచున్నది. ఎందుచేత? ధనము యొక్క ప్రయోజనము కొరకై ధనము ప్రియము అవటం లేదు. తనకు ధనము ఇష్టము కాబట్టి ధనము ప్రియమగుచున్నది. అనగా తనకు ప్రియమగుటచే మాత్రమే తన యొక్క ప్రియము ఆనందము కొరకే ధనము ప్రీతి అగుచున్నది. తన కొరకు ధనముగాని ధనము కొరకు ధనము కాదు. ధనము కొరకే తాను కాదు. ఒకనికి పశువులు, ఆవులు, గేదెలు, మేకలు మొదలైన సంపదలు ప్రియమగుచున్నాయి. ఆ పశువుల సంతోషము కొరకు, పశువుల ఆనందము కొరకు అవి అతనికి ప్రీతిపాత్రమగుచున్నాయా? లేదు. అవన్నీ తన కొరకే ప్రీతి అగుచున్నాయి. ఈ జీవుడు వారి సంతోషము కొరకు, వీరి సుఖము కొరకు నేను ప్రేమిస్తున్నాను అనుకుంటున్నాడు. కాదు. తనకు ఇష్టము ఆనందము కాబట్టి భార్య భర్తను, భర్త భార్యను, తండ్రి కొడుకును, ధనవంతుడు ధనమును, పశువుల యజమాని పశువులను ప్రేమగా ప్రియముగా చూడటము, అవన్నీ ప్రియముగా పొందటము జరుగుతోంది. ఇవన్నీ ఆ ప్రియముగా చూచువాడు తన ఆనందము కొరకు అట్లా చూస్తున్నాడేగాని ఆయా ప్రియముగా చూడబడువారి యొక్క ప్రయోజనము కొరకు కాదు. తన కొరకే వాటిని, అంతేగాని వాటి కొరకు తాను కాదు. అట్లాగే ఒకనికి బ్రాహ్మణుని ప్రయోజనము కొరకే బ్రాహ్మణుడు ప్రియము అవటం లేదు. తన యొక్క ఆత్మ యొక్క ప్రీతి కొరకే బ్రాహ్మణుడు అనువాడు ప్రియముగా అగుచున్నాడు. తన ప్రియము కొరకు బ్రాహ్మణుడు, అంతేగాని బ్రాహ్మణుని ప్రియము కొరకో లేక ఎవరి ప్రమేయము కొరకో తాను ప్రియము కలిగి ఉండటము లేదు. ఒకనకనికి క్షత్రియుడు ప్రియమగుచున్నాడు లేక క్షాత్రము ప్రియము ప్రీతి అగుచున్నది. ఎవరి కొరకు? ఆ క్షత్రియుని ఆనందము కొరక కాదు. తన ప్రియము ఆనందము కొరకే క్షత్రియుడుగాని క్షాత్రముగాని తనకు ప్రియముగా అగుచున్నాయి. తన ప్రియము కొరకు క్షత్రియుడుగాని క్షత్రియుని ప్రియము కొరకు క్షత్రియుడు, క్షాత్రము ప్రియము అవటం లేదు. ఒకనకనికి ఈ లోకమంతా కూడా నాకు ప్రియము ఇష్టము అని అనిపిస్తోందనుకో, ఆతని యొక్క ఆ ప్రియము లేక ఇష్టము లోకము యొక్క ప్రయోజనము కొరక కాదు. తాను లోకమును ఇష్టపడటము చేత తన కొరకే లోకము ఇష్టవస్తువు అగుచున్నది. తన ప్రియము కొరకు లోకముగాని లోకము యొక్క ప్రియము కొరకు తాను ప్రియము పొందటం లేదు. మరొకనికి దేవతయో దేవతలో అత్యంత ప్రియముగా అగుచున్నారు. ఎందుకు? ఆ దేవత యొక్క ప్రయోజనము కొరకై ఆనందము కొరకై ఇతడు ఇష్టము ప్రియము కలిగి ఉంటున్నాడా? లేదు. తన యొక్క ఇష్టము కొరకై ప్రయోజము కొరకై ఇతడు ఆ దేవత పట్ల ప్రియత్వము ఇష్టము కలిగి ఉంటున్నాడు. తన ఇష్టము ప్రియము కొరకు ఇష్టదేవత. అంతేగాని ఆ ఇష్టదేవత ప్రియము కొరకు తాను ప్రియత్వము వహించటము జరగటం లేదు. ఒకనికి వేదములు వేదపండితులు ఇష్టమైన వారుగుచున్నారనుకో, అట్టి ఆతని ఇష్టము వేదముల వేదపండితుల ప్రయోజనము కొరక కాదు. తనకు వేదములంటే ప్రియము. అందుకే తన కొరకు తన ప్రయోజనము కొరకు వేదములు వేదపండితులు తనకు ప్రియమగుచున్నారు. తనకు ఇష్టము కాబట్టి వేదములు పఠిస్తున్నాడు. అంతేగాని వేదముల ప్రీతి కొరకై తాను పఠించుటలేదు. ఇంకొకనికి భూతజాలమంటే చిలకలు కుక్కలు పిల్లులు మేకలు మొదలైనవి అంటే ఎంతో ప్రియము. మరొకరికి భిక్షకునికి దానము చేయటము పేదపిల్లలను చదివించటము ఆశ్రమములకు ధన సమర్పణ ఇటువంటివంటే ఎంతో ఇష్టము. అదంతా అతడు ఆయా ధనము సేవ పొందువారి ప్రయోజనము కొరకే అయి ఉన్నదా? కాదు. తన యొక్క ప్రియత్వ ప్రయోజనము కొరకే అతడు పక్షులకు ఆహారము పేదలకు దానము నిర్వర్తిస్తున్నాడు. ఆత్మతృప్తి పొందుచున్నాడు. తన ప్రీతి తృప్తి కొరకు భూతజాలము పట్ల ప్రేమ. అంతేగాని భూతజాలము యొక్క ప్రీతి కొరకై తాను ప్రేమ కలిగి ఉండటములేదు. ఈ విధంగా ఆత్మతృప్తియే జీవులందరి లక్ష్యము ఆశయము ఇష్టము కూడా. ఎవడు దేని యొక్క ప్రయోజనమును ఉద్దేశించి ఏది నిర్వర్తించినా కూడా అదంతా ఆయా అవతలవారి ప్రియము కొరకు కాదు. తనకు ఆత్మకు ప్రియము అనే ప్రయోజనము సిద్ధించటానికే అవన్నీ నిర్వర్తిస్తున్నాడు. ఎవ్వరు ఏది చేసినా అది పూజ కావచ్చు తీర్థయాత్రలు కావచ్చు దైవారాధన కావచ్చు ఇంకేదైనా కావచ్చు పుట్టటము కావచ్చు స్నేహములు కావచ్చు అటువంటిన్ని ఇతరుల ప్రయోజనములు ఆశించి చేస్తున్నట్లు పైకి కనిపిస్తున్నప్పటికీ వాస్తవానికి అవన్నీ ఆత్మతృప్తి కొరకే చేస్తున్నాడు. అంటే అర్థమేమిటి? ఏది ఎందుకొరకు చేసినా అది ఆత్మతృప్తి ఆత్మను సంతోషింపజేయడమే అంతర్లీనమైన ఉద్దేశ్యము అయి ఉన్నది అని కదా. సిద్ధాంతము పై విశేషములను దృష్టిలో పెట్టుకొని ఈ విధముగా సిద్ధాంతీకరించబడుచున్నది. ఇద్దాని ప్రియము కొరకు తృప్తి కొరకు జన్మ జన్మాంతరములు మొదలైన వాటితో సహా సర్వకర్మలు వ్యవహారములు నిర్వర్తించబడుచున్నాయో అట్టి ఆత్మయే ఆత్మావా అరే ద్రష్టవ్యః శ్రోతవ్యో మంతవ్యో నిదిధ్యాసితవ్యో 6.5.6 ఆత్మయే సర్వదా దర్శింపతగనది వినతగనది మననము చేతగనది ధ్యానము చేతగనది మమేకమవతగనది. అందరి ఆశయము ఆత్మానందమే. కాబట్టి అఖండము అమృతస్వరూపము అగు ఆత్మయే సర్వదా సర్వత్రా సర్వముగా ఉపాసించబడుగాక. ఓ మైత్రేయీ, మట్టి గురించి తెలిస్తే మట్టి బొమ్మలన్నిటి యొక్క మూల విశేషమేమిటో తెలిసిపోతుంది కదా. అట్లాగే శ్రవణ మనన నిధి ధ్యాసలు సహాయముతో నీవు ఆత్మ గురించి తెలుసుకున్నావా? ఇక లోకములు లోకపాలకులు మొదలైన వాటితో కూడి ఈ సర్వము యొక్క తత్వమేమిటో నీకు తెలిసిపోతుంది. ఎందుకంటే ఇదంతా కూడా ఆత్మయే లేక బ్రహ్మమే అయి ఉన్నది కాబట్టి. ఎవ్వడు దేనిని ఇది బ్రహ్మమునకు వేరు అని తలుస్తాడో అద్దానిచే ఆతడు పరాభవించబడగలడని శ్లోకములు ఈ విధంగా గానం చేస్తున్నాయి. నేను వేరు ఇది వేరు అనుకునివాడు అద్దానిచే పరాభవించబడుచున్నాడు. ఎవ్వడైతే బ్రాహ్మణుడు ఆత్మకంటే భిన్నము అని భావిస్తాడో అతడు బ్రాహ్మణుని బ్రహ్మణ్యము చే పరాభవించబడుచున్నాడు. అట్లాగే ఎవ్వడు క్షత్రియుడు అవైశ్యుడు శూద్రుడు వేరు ఆత్మవేరు అను నిర్ణయము కలిగి ఉంటాడో అట్టివాడు ఆ క్షత్రియ వైశ్య శూద్రులచే పరాభవించబడుచున్నాడు. ఎవ్వడైతే ఆత్మవేరు ఇక్కడి 14 లోకములు వేరు అను అభిప్రాయము పెంపొందించుకొని ఉంటాడో అట్టివాడు లోకములచే పరాభవించబడుచున్నాడు. ఎవడైతే ఆత్మ లేక నేను వేరు దైవము వేరు అని అనుకుంటూ ఉంటాడో అతడు దైవముచే పరాభవించబడుచున్నాడు. ఎవడైతే ఆత్మ వేరు వేదములు వేరు అని తలుస్తాడో అతడు వేదములచే పరాభవించబడుచున్నాడు. ఎవడైతే ఈ కనబడే సమస్త ప్రాణులు వేరాత్మనగు నేను వేరు లేక బ్రహ్మము వేరు అనో ఉద్దేశ్యముతో దర్శిస్తూ ఉంటాడో అట్టివాడు సకల ప్రాణులచే పరాభవించబడగలడు. ఎవడైతే సర్వము ఆత్మకంటే వేరు అని అనుకుని చూస్తూ ఉంటారో అతడు సర్వము చేత పరాభవించబడుచున్నాడు. ఎందుచేత? సర్వము ఆత్మయే కాబట్టి. చాతుర్యణ్యములు లోకములు దేవతలు వేదములు ప్రాణులు సర్వము సర్వదా ఆత్మయే. బ్రహ్మమే ఆత్మనగు నేనే అను దృష్టిని కలిగియుండెదవుగాక. ఆత్మకు అన్యముగా ఏదీ లేదు. అంతా ఆత్మయే సర్వదా అయి ఉన్నది. ఓ ప్రియమైత్రేయి, ఒకచోట ఒక భేరీ నినాదము పెద్దగా మ్రోగుచూ ఉంటే ఇక తదిరత వాయిద్యముల శబ్దజాలము వినముచూచావా? అట్లాగే ఈ చాతుర్యన్యములు లోకములు దేవతలు సర్వజీవులు వేదములు ఆత్మభేరీ నినాదము ప్రక్కన చిన్నవాయిద్యపు ధ్వనుల వలె చూడాలి. అన్నీ ప్రక్కకు నెట్టి ఆత్మనే దర్శించాలి. శంఖము పెద్దగా ఒకడు ఊదుతూ ఉంటే తాటీకుల కదలిక శబ్దములు గుర్తింపుబడవు కదా. మృదుమధురముగా వీణ వాయిస్తూ ఉంటే తదితర జనుల గుసగుస శబ్దములు వినబడవు కదా. అట్లాగే ఆత్మ గురించిన శాస్త్ర గురు ప్రవచితములగు నినాదములు పాఠ్యాంశములు అభివర్ణనములు వివరణలు వింటూ ఉంటే ఇక ఏ భేదదృష్టులు ప్రవర్తిస్తున్నాయో అవన్నీ వినబడక సమం సర్వేషు భూతేషు సమవత్స్థితం ఈశ్వరం అను ఆత్మనాదమే నీ చెవులకు సోకుగాక. తదితరములు ఆత్మనాదము ముందు మంద్రనాదములై పట్టించుకోబడనివి అగుగాక. తడికట్టెలను అగ్నిచే స్పృశింపజేసినప్పుడు పొగలు బయల్వెడలునట్లు ఆత్మనుండే చాతుర్వర్ణ్యములు సకల జీవులు వారివారి లోకములు వేదములు ఇవన్నీ బయల్వెడలుచున్నాయి. పరమాత్మ అనే అగ్ని ఉండి ఋగ్వేదము యజుర్వేదము సామవేదము అథర్వణవేదము ఇతిహాసములు పురాణములు ఉపనిషత్తులు వ్యాఖ్యానములు ఇహపరలోకములు సమస్త జీవరాశులు పొగల వలె అగ్ని శఖల వలె బయల్వెడలుచున్నాయి. ఇవన్నీ పరబ్రహ్మము యొక్క నిట్టూర్పు వాయుతరంగముల వంటివే. ఏ విధంగా సమస్తమైన ఉదకములకు సముద్రమే ఉనికి స్థానము అయి ఉన్నదో, సమస్తమైన స్పర్శలకు చర్మము ముఖ్యస్థానమో, తీపిచేదు మొదలైన సమస్తమైన రుచులకు నాలుక ముఖ్యస్థానమో, సుగంధము దుర్గంధము మొదలైన సర్వగంధములకు ముక్కు ఘ్రాణేంద్రియము ముఖ్యస్థానమో, అందము అందవికారము మొదలైన సర్వరూపములకు కన్ను ముఖ్యస్థానమై ఉన్నదో, మధురము బాధ ఆనందము దుహకము కలిగించు శబ్దములన్నిటికీ చెవులే ముఖ్యస్థానమై ఉన్నాయో, సమస్తమైన ఆలోచనలకు సంకల్ప వికల్పములకు మనస్సే జనన లయ ముఖ్యస్థానమో, సమస్తమైన విద్యలకు బుద్ధియే ముఖ్యస్థానమో, సర్వకర్మలకు చేతులు ముఖ్యస్థానమై ఉన్నాయో, ఆనందములకు ఉపస్థ ముఖ్యస్థానమైయున్నదో, మలా విసర్జనకు బుధమే ముఖ్యస్థానమైయున్నదో, సర్వ నడకలకు కాళ్లే ముఖ్యస్థానమై ఉన్నాయో, సమస్త వేదోచ్చారణలకు వాకీంద్రియమే ముఖ్యస్థానమైయున్నదో, ఆ విధంగానే ఈ సర్వమునకు ఆత్మయే ముఖ్యస్థానము. ఒక ఉప్పు స్ఫటికము గడ్డ యొక్క బయట లోపల కూడా ఘనీభవించిన సముద్రజలములోని ఉప్పు రసమే ఏర్పడి ఉన్నది కదా. ఆకారము ఇత్యాదులు ఉప్పురసము నుండి వేరు కాదు కదా. అట్లాగే ఈ కనబడేదంతా కూడా బాహ్య అభ్యంతరహితము అయినట్టి సర్వాత్మకమగు ప్రజ్ఞానము ఎరుక యొక్క ఘనీభూత రూపమే. అట్టి నిర్వికల్పనిరాకార సర్వాతీతమగు ఆత్మయే స్వకీయ మాయార్చనచే జీవాత్మగా అయి పంచభూతముల నుండి దేహమును పొంది పంచభూతములందే దేహమును త్యజిస్తోంది. మరొకప్పుడు ఆత్మజ్ఞానముచే జీవాత్మత్వమును త్యజించి సర్వాత్మత్వమును ధ్యానించి సర్వాత్మకమై బ్రహ్మమే తానే వెలుగొందుచున్నది. సర్వసంబంధనుబంధ బాంధవ్యములను త్రోసిరాజని ఏకాత్మ అయి ప్రకాశిస్తోంది. ఇక అట్టి ఆత్మ ప్రజ్ఞాస్వరూపునికి నామరూపాత్మకమైన పరిమితములు ఉండవు. మైత్రేయీ స్వామి, మహాత్మా, ప్రాణనాథ, బ్రహ్మజ్ఞ, ఈ దేహము మొదలైన సంఘాతముల నుండి ఆత్మజ్ఞానముచే అతీతత్వము సంపాదించుకున్న తరువాత ఇక ఆపై పరిచ్ఛిన్న రూపమగు అభిమానపూర్వకమైన ప్రజ్ఞ ఉండదు అని మీరు చెప్పుచున్నట్లు నాకనిపిస్తోంది. అనగా బ్రహ్మజ్ఞానము సంపాదించుకున్న తరువాత ఈ దేహము ఉండదా? పతిదేవులుగా మీతో సంపాదించుకున్న ఆప్యాయత మొదలైనవి ఉండవా? తొలగిపోతాయా? ఆత్మజ్ఞానముచే అపరిచ్ఛిన్నత్వము సిద్ధిస్తుంది అని మీరు చెప్పుచున్నప్పుడు మీరు నన్ను మరింతగా మోహకూపములో దింపుచున్నవారుగుచున్నారు. అన్నీ పోగొట్టుకుని ఆత్మను సంపాదించుకోవటమను దానిని నేను సానుకూల్యమైన స్థానముగా అర్థం చేసుకోలేకపోవచ్చున్నాను. ఆత్మవస్తువు ఎట్టిదో గ్రహించలేకపోవచ్చున్నాను. యాజ్ఞవల్క్యుడు, ఓ మైత్రేయీ, నేను నిన్ను మోహమునందు ఉంచి ఉంచాలనే ఉద్దేశ్యముతో నీకు ఇవన్నీ చెప్పటము లేదు. అట్టి అభిలాషతో నాకేమి పని? నేను నీ ఆత్మ యొక్క ధర్మము ఎట్టిదో అది వివరించి చెప్ప ప్రయత్నిస్తున్నాను. అంతవరకే. ఒకటి, నీవు స్వతహగా సహజముగా సర్వదా ఆత్మస్వరూపిణివేగాని దేహమనోబుద్ధ్యహంకార స్వరూపుడవు కావు. అవన్నీ ఆత్మయందు ఆత్మచే కల్పనగా కనిపిస్తున్నవి మాత్రమే. రెండు, ఒక్క ఆత్మకు మాత్రమే వినాశనము అను స్వభావము లేదు. మార్పు చేర్పు లేనట్టిది. అద్దానికి వికార రూపమైన నాశనముగాని అభావరూపమైన స్థితిగాని లేదు. మూడు, ఆత్మయే ఈ సర్వమునకు కారణము, ఆధారము. నాలుగు, నీవు ఆత్మస్వరూపమును త్యజించు క్షణమే లేదు. అది జాగ్రత్ స్వప్న సుషుప్తులలో నిన్ను వీడదు. ఎందుకంటే అవన్నీ దశలే ఉండగా నీవు వాటిని దశలు తనవిగా కలిగి ఉన్నట్టి ఆత్మవు. ఐదు, ఆత్మకు సమస్తము ప్రియమే, మధురమే. కనుక నీవు దేనిపట్ల ఏది ఆత్మజ్ఞానానంతరము పోగొట్టుకునేది ఉండదు. ఈ విషయమే నేను నీ ఆత్మ గురించి చెప్పుచున్నాను. ఇందులో మోహమునకు తావెక్కడిది? మనోబుద్ధిచిత్తహంకారములకు, సంబంధములకు, తదితర భర్త అభార్య ఇత్యాది అనుబంధములకు ఆత్మజ్ఞానముచే తొలగటము అనే మాటెక్కడిది? సహజ సత్యము సమక్షములో అవన్నీ సందర్భసత్యములుగా నీవు గుర్తించగలుగుతావు. అదియే ఆత్మజ్ఞానము యొక్క ప్రయోజనము. అద్వితీయం. ఎప్పుడు ద్వైతము అనుభవమునకు వచ్చుచున్నదో అక్కడ ఆత్మయే తాను వేరే, తనకు వేరైనట్లుగా శబ్ద స్పర్శ రూపరసగంధములను చెవి చర్మము నాలుక ముక్కు ద్వారముల ద్వారా కల్పించుకొని అనుభవించువాడు అనుభవములు అనుద్వైతమును తనకు తానే క్రీడా వినోదంగా కల్పించుకునుచున్నది. ఒకడు దారిలో నడుస్తూ త్రోవలో ఒకచోట కొంతమంది ఆటలు ఆడుకుంటూ ఉండగా తనను కొంతసేపు ఏమరచి ఆ ఆటలలోని కదలికలను విశేషాలను ఆస్వాదిస్తున్నట్లుగానే అఖండము నిత్యము నిత్యసత్యము అగు ఆత్మ కొంతసేపు లీలా వినోదముగా ద్వితీయమును కల్పించుకొని దర్పణములో ప్రతిబింబము వంటి జీవాత్మ లేక దేహిని కల్పించుకొని దృశ్యములను ఉపాధి పరంపరలను పొందుచున్నది. ఆత్మ తన సర్వత్వమును అప్రమేత్వమును ఏమర్చినప్పుడు అజ్ఞానమును అంగీకరిస్తోంది. అజ్ఞానమును స్వీకరించి ఆత్మయే స్వయముగా దృశ్యానుభూతమును పొందుతోంది, ఆస్వాదిస్తోంది. ఎక్కడ పైరీతిగా ద్వైతము ప్రవర్తించుచున్నదో అక్కడ మాత్రమే అట్టి అజ్ఞానవస్థాయందు ఒకటి చూచునది, మరొకటి చూడబడునది, ఒకటి వినునది, మరొకటి వినబడునది, ఒకటి స్పృశించునది, మరొకటి స్పృశించబడునది, ఒకటి వాసన చూచునది, మరొకటి వాసనారూపము, ఒకటి రుచి ఆస్వాదించునది, మరొకటి రుచికరములగు పదార్థములు, ఒకటి మాట్లాడునది, మరొకటి మాట్లాడబడు విషయములు అననదంతా ప్రత్యక్షానుభవముగుచున్నది. అయితే ఈ అనుభవమయే సమస్తము కూడా ఆత్మయందే జనిస్తూ ఆత్మకు అనన్యము అయి ఉన్నది. ఎక్కడ అద్వైత సత్యము ద్వైతమునకు ఆధారమై ద్వైతమునకు ఆవల జ్యోతిరాత్మగా ప్రకాశించుచున్నదో ఎక్కడ నీవు అఖండాత్మవై ఉన్నావో స్వప్నము తనదైనవాడు స్వప్నమంతా తన ఊహా రూపముగా విస్తరించువానివలే సర్వము స్వయముగా నీవే అయి ఉన్నావో అక్కడ ఇక చూచేవాడెవ్వడెవ్వడు? చూడబడేది ఏమిటి? వినేవాడెవ్వడు? వినే బాహ్య శబ్దములెక్కడివి? ఆఘ్రాణించేవాడెవడు? వాసన చూబడినది ఎక్కడివి? ఆలోచించువాడెవడు? ఆలోచనలు ఎక్కడివి? తెలుసుకొనువాడెవడు? తెలియబడినది ఎక్కడిది? స్వప్న జాగ్రత్ సుషుప్తులలో తెలుసుకొనేది, తెలియబడేది, తెలుసుకొనువానిని తెలుసుకొనుచున్నది నీ ఆత్మయే, నీ స్వస్వరూపమే. ఆత్మయే ఆత్మను ఆత్మగా ఎరుగుచున్నది, అంతయు ఆత్మయే. నీకు ఎరుగబడుచున్నదంతా నీ ఆత్మస్వరూపమే. నీవో ఆత్మస్వరూపుడవే. నీలోని సాక్షి కూడా ఆత్మయే. ఇట్టి ఆత్మజ్ఞానమే నీ యొక్క ఆత్మ మహిమను గుర్తుచేసి చూపుతోంది. ఆత్మయే నీ యొక్క అమృతత్వరూపమగు స్వమహిమ. ఇదంతా నీ స్వమహిమ అయి ఉండగా నీకు బంధమెక్కడిది చెప్పు? బంధమే ఉండజారనప్పుడు నీవు మోక్షస్వరూపివే కదా. క్రొత్తగా సంపాదించుకోవలసిన మోక్షము అనబడేది ఎక్కడ ఉన్నది? ఓ అమృత మోక్షస్వరూపమైత్రేయి, నామధేయ మమాత్మస్వరూపమా. ఆత్మనే ఆత్మగా దర్శిస్తూ, ఆత్మగా ఉపాసిస్తూ, నీవు నేను అనుభేదమే లేని అఖండాత్మగా నన్ను నిన్ను అనుక్షణికంగా దర్శించుచున్నాను. విన్నావా ఓ మైత్రేయి? ఇదియే అమృతమగు మోక్ష మార్గము. ఈ విధంగా ఆత్మతత్వమును ఉపదేశించి యాజ్ఞవల్క్యుడు మౌనము వహించారు. మైత్రేయి యాజ్ఞవల్క్యుని వాక్యార్థములు గ్రహించి అఖండాత్మ భావనను పునికిపుచ్చుకొని స్వయం ప్రకాశమానమై ఆనందించసాగింది. ఇతి బృహదారణ్యకోపనిషత్ షష్ఠాధ్యాయే మైత్రేయి బ్రాహ్మణం నామ పంచమ బ్రాహ్మణం సమాప్తం. 6.6 షష్ఠమ బ్రాహ్మణము గురు పరంపరా నమస్కారము. వంశగురుభ్యోన్నం. శ్రీ గురుభ్యోన్నమః. పోతిమాష్యాత్ పోతిమాష్యాయ నమః. గౌపవనాత్ గౌపవనాయ నమః. కౌశికాత్ కౌశికాయ నమః. కౌండిన్యాత్ కౌండిన్యాయ నమః. శాండిల్యాత్ శాండిల్యాయ నమః. గౌతమాత్ గౌతమాయ నమః. అగ్నివేశ్యాత్ అగ్నివేశ్యో నమః. గార్గ్యాత్ గార్గ్యో నమః. సైతవాత్ సైతవ నమః. ప్రాసర్యాత్ ప్రాసర్యాయ నమః. గార్గ్యాయనాత్ గార్గ్యాయ నమః. ఉద్దాలకాయనాయాత్ ఉద్దాలకాయనాయ నమః. జాబాలాయనాత్ జాబాలాయ నమః. మాధ్యందినాయనాత్ ఉమాధ్యందినాయ నమః. సౌకరాయనాత్ సౌకరాయణే నమః. కాషాయనాత్ కాషాయణాయ నమః. సాయకాయనాత్ సాయకాయనే నమః. కౌశికాయనాత్ కౌశికాయ నమః. ఘృతకోశికాత్ ఘృతకోశికాయ నమః. ప్రాసర్యాత్ ప్రాసర్యాయ నమః. జాతుకర్ణ్యాత్ జాతుకర్ణ్యాయ నమః. ఆసురాయణయస్కాత్ ఆసురాయణయస్కాయ నమః. శ్రైవణాత్ శ్రైవణే నమః. రౌపజంధనాత్ రౌపజంధనే నమః. రాసురేరాత్ రాసురేరాయ నమః. భారద్వాజాత్ భారద్వాజాయ నమః. ఆత్రేయాత్ ఆత్రేయాయ నమః. మాండేయాత్ మాండే నమః. గౌతమోగౌతమాత్ గౌతమోగౌతమాయ నమః. వాత్స్యాద్వాత్ వాత్స్యద్వాయ నమః. శాండిల్యాత్ శాండిల్యాయ నమః. కైసోర్యాత్ కౌసోర్యకాప్యాయ నమః. కాప్యాత్ కాప్యాయ నమః. కుమారహారితాత్ కుమారహారితే నమః. గాలవాత్ గాలవో నమః. విదర్భీ కౌండిన్యాత్ విదర్భీ కౌండిన్యే నమః. వత్సనపాతో బాభ్రవాత్ వత్సనపాతో బాభ్రవాయ నమః. పథాస్సోభరాత్ పథాస్సోభరో నమః. యాస్య అంగిరసాత్ యాస్య అంగిరసాయ నమః. ఆభూతేస్త్వాష్టాత్ ఆభూతిస్త్వాష్టాయ నమః. విశ్వరూపత్వాష్టాత్ విశ్వరూపత్వాష్టాయ నమః. దధీచ ఆథర్వణాత్ దధీచ ఆథర్వణాయ నమః. దైవోమృత్యోః ప్రాధ్వక్సనాత్ దైవోమృత్యో ప్రాధ్వసనే నమః. ప్రాధ్వంసనాత్ ప్రధ్వంసాయ నమః. ఏకుషేపాయాత్ ఏకర్షి నమః. విప్రచిత్తాత్ విప్రచిత్తే నమః. యస్టేత్ యస్టే నమః. సనారో అసనారు నమః. సనాతనాత్ సనాతన నమః. సనకాత్ సనకాయ నమః. పరమేష్ఠనః పరమేష్ఠీ నమః. బ్రహ్మణో బ్రహ్మ స్వయంభూ బ్రహ్మణే నమః. ఓం బ్రహ్మాదిభ్యో బ్రహ్మవిద్యా సంప్రదాయ కర్తృద్భ్యో వంశఋషిభ్యో మహద్భ్యో గురుభ్యోన్నమః. ఇతి బృహదారణ్యకోపనిషత్ షష్ఠమధ్యాయే షష్ఠమ బ్రాహ్మణః.